కృష్ణయజుర్వేద తైతిరీయ శాఖాయాం షష్ఠకాండే చతుర్థ ప్రపాఠకస్య ఘనపాఠ ప్రారంభః. యజ్ఞేన వై వై యజ్ఞేన యజ్ఞేన వై ప్రజాపతిః ప్రజాపతిర్వై యజ్ఞేన యజ్ఞేన వై ప్రజాపతిః వై ప్రజాపతిః ప్రజాపతిర్వై వై ప్రజాపతిః ప్రజాః ప్రజాః ప్రజాపతిర్వై వై ప్రజాపతిః ప్రజాః ప్రజాపతిః ప్రజాః ప్రజాః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాసృజత సృజత ప్రజాః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాసృజత ప్రజాపతిరితి ప్రజాపతిః ప్రజా అసృజత సృజత ప్రజా ప్రజా అసృజతస్త అసృజత ప్రజా ప్రజా అసృజత ప్రజా ఇది ప్రజా అసృజతస్త అసృజత సృజత ఉభయభ్యరుభయభ్యస్త అసృజత సృజత ఉభయభ్యే తా ఉభయభ్యరుభయభ్యస్తాస్త ఉభయభ్యరేవైవోభయభ్యస్తాస్త ఉభయభ్యరేవ ఉభయభ్యరేవైవోభయభ్యరుభయభ్యరేవ సృజత సృజతైవోభయభ్యరుభయభ్యరేవ సృజత ఉభయభ్యరిత్యుభయభ్యః ఏవాసృజత సృజతైవైవాసృజత యద్యదసృజతైవైవాసృజత యద్ అసృజత యద్యదసృజత సృజత యదుపయజ ఉపయజో యదసృజత సృజత యదుపయజః యదుపయజ ఉపయజో యద్యదుపయజ ఉపయజత్యుపయజత్యుపయజో యద్యదుపయజ ఉపయజతి ఉపయజ ఉపయజత్యుపయజత్యుపయజ ఉపయజ ఉపయజతి ప్రజాః ప్రజా ఉపయజత్యుపయజ ఉపయజ ఉపయజతి ప్రజాః ఉపయజ ఇత్యుపయజః ఉపయజతి ప్రజా ప్రజా ఉపయజత్యుపయజతి ప్రజా ఏవైవ ప్రజా ఉపయజత్యుపయజతి ప్రజా ఏవ ఉభయజతీత్యుపయజతి ప్రజా ఏవైవ ప్రజా ప్రజా ఏవ తత్తదేవ ప్రజా ప్రజా ఏవ తత్ ప్రజా ఇతి ప్రజాః ఏవ తత్తదేవైవ తద్యజమానో యజమానస్తదేవైవ తద్యజమానః తద్యజమానో యజమానస్తత్తద్యజమానః సృజతే సృజతే యజమానస్తత్తద్యజమానః సృజతే యజమానసృజతే సృజతే యజమానో యజమానసృజతే జఘనార్థాత్ జఘనార్థాత్ సృజతే యజమానో యజమానసృజతే జఘనార్థాత్ సృజతే జఘనార్థాత్ జఘనార్థాత్ సృజతే సృజతే జఘనార్థాదవావ జఘనార్థాత్ సృజతే సృజతే జఘనార్థాదవ జఘనార్థాదవావ జఘనార్థాత్ జఘనార్థాదవద్యతి ద్యత్యవ జఘనార్థాత్ జఘనార్థాదవద్యతి జఘనార్థాదితి జఘనా అర్థాత్ అవద్యతి ద్యత్యవావద్యతి జఘనార్థాత్ జఘనార్థాత్ ద్యత్యవావద్యతి జఘనార్థాత్ యతి జఘనార్థాత్ జఘనార్థాత్ యతిద్యతి జఘనార్థాద్ధిః జఘనార్థాత్ యతిద్యతి జఘనార్థాద్ధి జఘనార్థాద్ధిః జఘనార్థాత్ జఘనార్థాద్ధిః ప్రజాః ప్రజాహి జఘనార్థాత్ జఘనార్థాద్ధిః ప్రజాః జఘనార్థాదితి జఘనా అర్థాత్ హి ప్రజాః ప్రజాహిః ప్రజాః ప్రజాయందే ప్రజాయందే ప్రజాహిః ప్రజాః ప్రజాయందే ప్రజాః ప్రజాయందే ప్రజాయందే ప్రజాః ప్రజాః ప్రజాయందే స్థవిమతస్థవిమతః ప్రజాయందే ప్రజాః ప్రజాః ప్రజాయందే స్థవిమతః ప్రజా ఇది ప్రజాః ప్రజాయందే స్థవిమతస్థవిమతః ప్రజాయందే ప్రజాయందే స్థవిమతో వావస్థవిమతః ప్రజాయందే ప్రజాయందే స్థవిమతో వా ప్రజాయంత ఇది ప్రజాయందే స్థవిమతో వావస్థవిమతస్థవిమతోవద్యతి ద్యత్యవస్థవిమతస్థవిమతోవద్యతి అవద్యతి ద్యత్యవావద్యతి స్థవిమతస్థవిమతోద్యత్యవావద్యతి స్థవిమతః యతి స్థవిమతస్థవిమతోద్యతి ద్యతి స్థవిమతో హి స్థవిమతోద్యతి ద్యతి స్థవిమతో హి స్థవిమతో హి స్థవిమతస్థవిమతో హి ప్రజాః ప్రజాహి స్థవిమతస్థవిమతో హి ప్రజాః హి ప్రజాః ప్రజాహిః ప్రజాః ప్రజాయందే ప్రజాయందే ప్రజాహిః ప్రజాః ప్రజాయందే ప్రజాః ప్రజాయందే ప్రజాయందే ప్రజాః ప్రజాః ప్రజాయందే సంభిందన్న సంభిందన్ ప్రజాయందే ప్రజాః ప్రజాః ప్రజాయందే సంభిందన్ ప్రజా ఇది ప్రజాః ప్రజాయందే సంభిందన్న సంభిందన్ ప్రజాయందే ప్రజాయందే సంభిందన్న వా సంభిందన్ ప్రజాయందే ప్రజాయందే సంభిందన్న వా ప్రజాయంత ఇది ప్రజాయందే అసంభిందన్న వాసంభిందన్న సంభిందన్న వద్యతి ద్యత్యవాసంభిందన్న సంభిందన్న వద్యతి అసంభిందన్నిత్యసంభిందన్న అవద్యతి ద్యత్యవావద్యతి ప్రాణానాం ప్రాణానాం ద్యత్యవావద్యతి ప్రాణానాం జతి ప్రాణానాం ప్రాణానాం జతిజ్యతి ప్రాణానామ సంభేదాయ సంభేదాయ ప్రాణానాం జతిజ్యతి ప్రాణానామ సంభేదాయ ప్రాణానామ సంభేదాయ సంభేదాయ ప్రాణానాం ప్రాణానామ సంభేదాయ ననా సంభేదాయ ప్రాణానాం ప్రాణానామ సంభేదాయ ప్రాణానామిది ప్రాణానాం అసంభేదాయనసంభేదాయాసంభేదాయన పర్యావర్తయతి పర్యావర్తయనసంభేదాయాసంభేదాయన పర్యావర్తయతి అసంభేదాయేత్యసంభేదాయ న పర్యావర్తయతి పర్యావర్తయతన పర్యావర్తయతి యద్యత్ పర్యావర్తయతన పర్యావర్తయతి యత్ పర్యావర్తయతి యద్యత్ పర్యావర్తయతి పర్యావర్తయతి యత్ పర్యావర్తయేత్ పర్యావర్తయేద్యత్ పర్యావర్తయతి పర్యావర్తయతి యత్ పర్యావర్తయేత్ పర్యావర్తయతీతి పరి ఆవర్తయతి యత్పర్యావర్తయేత్పర్యావర్తయేద్యత్పర్యావర్తయేదావర్త ఉదావర్తపర్యావర్తయేద్యత్పర్యావర్తయేదావర్త పర్యావర్తయేదావర్త ఉదావర్తపర్యావర్తయేత్పర్యావర్తయేదావర్త ప్రజా ప్రజా ఉదావర్తపర్యావర్తయేత్పర్యావర్తయేదావర్త ప్రజా పర్యావర్తయేది పరి ఆవర్తయేత్ ఉదావర్త ప్రజా ప్రజా ఉదావర్త ఉదావర్త ప్రజాగ్రాహుకో గ్రాహుక ప్రజా ఉదావర్త ఉదావర్త ప్రజాగ్రాహుక ప్రజాగ్రాహుకో గ్రాహుక ప్రజా ప్రజాగ్రాహుక సత్ సత్గ్రాహుక ప్రజా ప్రజాగ్రాహుక సత్ ప్రజా ఇది ప్రజా గ్రాహుక సత్ సత్గ్రాహుకో గ్రాహుక సత్ సముద్రము సముద్రగ్ సత్గ్రాహుకో గ్రాహుక సత్ సముద్రం స్యాత్ సముద్రము సముద్రగ్ స్యాత్ స్యాత్ సముద్రం గచ్చ గచ్చ సముద్రగ్ స్యాత్ స్యాత్ సముద్రం గచ్చ సముద్రం గచ్చ గచ్చ సముద్రము సముద్రం గచ్చ స్వాహా స్వాహా గచ్చ సముద్రము సముద్రం గచ్చ స్వాహా గచ్చ స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహేతి స్వాహా గచ్చ గచ్చ స్వాహేతి స్వాహేతి స్వాహా స్వాహేత్యాహేది స్వాహా స్వాహేత్యాహ ఇత్యాహేదీత్యాహరేతోరేత ఆహేదీత్యాహరేత ఆహరేతోరేత ఆహారేత ఏవైవరేత ఆహారేత ఏవ రేత ఏవైవరేతోరేత ఏవ తత్తదేవరేతోరేత ఏవ తత్ ఏవ తత్తదేవైవ తద్దధాతి దధాతి తదేవైవ తద్దధాతి తద్దధాతి దధాతి తత్తద్దధాత్యంతరిక్షమంతరిక్షం దధాతి తత్తద్దధాత్యంతరిక్షం దధాత్యంతరిక్షమంతరిక్షం దధాతి దధాత్యంతరిక్షం గచ్చ గచ్చాంతరిక్షం దధాతి దధాత్యంతరిక్షం గచ్చ అంతరిక్షం గచ్చ గచ్చాంతరిక్షమంతరిక్షం గచ్చ స్వాహా స్వాహా గచ్చాంతరిక్షమంతరిక్షం గచ్చ స్వాహా గచ్చ స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహేతి స్వాహా గచ్చ గచ్చ స్వాహేతి స్వాహేతి స్వాహా స్వాహేత్యాహేది స్వాహా స్వాహేత్యాహ ఇత్యాహేదీత్యాహాంతరిక్షేణాంతరిక్షేణాహేదీత్యాహాంతరిక్షేణ ఆహాంతరిక్షేణాంతరిక్షేణాహాంతరిక్షేణైవైవాంతరిక్షేణాహాంతరిక్షేణైవ అంతరిక్షేణైవైవాంతరిక్షేణాంతరిక్షేణైవాస్మా అస్మా ఏవాంతరిక్షేణాంతరిక్షేణైవాస్మై ఏవాస్మా అస్మా ఏవైవాస్మై ప్రజా ప్రజా అస్మా ఏవైవాస్మై ప్రజా అస్మై ప్రజా ప్రజా అస్మా అస్మై ప్రజా ప్ర ప్రజా అస్మా అస్మై ప్రజా ప్ర ప్రజా ప్ర ప్రజా ప్రజా ప్రజనయతి జనయతి ప్రజా ప్రజా ప్రజనయతి ప్రజా ఇది ప్రజా ప్రజనయతి జనయతి ప్రజనయత్యంతరిక్షమంతరిక్షం జనయతి ప్రజనయత్యంతరిక్షం జనయత్యంతరిక్షమంతరిక్షం జనయతి జనయత్యంతరిక్షగూహిహ్యంతరిక్షం జనయతి జనయత్యంతరిక్షగూహి అంతరిక్షగూహిహ్యంతరిక్షమంతరిక్షగూహిహ్యన్వనుహ్యంతరిక్షమంతరిక్షగ్రహ్యను హ్యన్వనుహిహ్యను ప్రజా ప్రజా అనుహిహ్యను ప్రజా అను ప్రజా ప్రజా అన్వను ప్రజా ప్రజాయంతే ప్రజాయంతే ప్రజా అన్వను ప్రజా ప్రజాయంతే ప్రజా ప్రజాయంతే ప్రజాయంతే ప్రజా ప్రజా ప్రజాయంతే దేవం దేవం ప్రజాయంతే ప్రజా ప్రజా ప్రజాయంతే దేవం ప్రజా ఇది ప్రజా ప్రజాయంతే దేవం దేవం ప్రజాయంతే ప్రజాయంతే దేవకోస వితారకోస వితారం దేవం ప్రజాయంతే ప్రజాయంతే దేవకోస వితారం ప్రజాయంత ఇది ప్రజాయంతే దేవకోస వితారకోస వితారం దేవం దేవకోస వితారం గచ్చ గచ్చ వితారం దేవం దేవకోస వితారం గచ్చ సవితారం గచ్చ గచ్చ సవితారకం సవితారం గచ్చ స్వాహా స్వాహా గచ్చ సవితారకం సవితారం గచ్చ స్వాహా గచ్చ స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహేతి స్వాహా గచ్చ గచ్చ స్వాహేతి స్వాహేతి స్వాహా స్వాహేత్యాహేది స్వాహా స్వాహేత్యాహ ఇత్యాహేదీత్యాహ సవితృప్రసూదస్ వితృప్రసూద ఆహేదీత్యాహ సవితృప్రసూద ఆహ సవితృప్రసూదస్ వితృప్రసూద ఆహాహ సవితృప్రసూద ఏవైవ సవితృప్రసూద ఆహాహ సవితృప్రసూద ఏవ సవితృప్రసూద ఏవైవ సవితృప్రసూదస్ వితృప్రసూద ఏవాస్మా అస్మా ఏవ సవితృప్రసూదస్ వితృప్రసూద ఏవాస్మై సవితృప్రసూద ఇది సవితృప్రసూద ఏవాస్మా అస్మా ఏవైవాస్మై ప్రజా ప్రజా అస్మా ఏవైవాస్మై ప్రజా అస్మై ప్రజా ప్రజా అస్మా అస్మై ప్రజా ప్రజా అస్మా అస్మై ప్రజా ప్రజా ప్రజా ప్రజా ప్రజలైతి జలైతి ప్రజా ప్రజా ప్రజలైతి ప్రజా ఇది ప్రజా ప్రజలైతి జలైతి ప్రజలయత్యహోరాత్రే అహోరాత్రే జలయతి ప్రజలయత్యహోరాత్రే జనయత్యహోరాత్రే అహోరాత్రే జనయతి జనయత్యహోరాత్రే గచ్చ గచ్చాహోరాత్రే జనయతి జనయత్యహోరాత్రే గచ్చ అహోరాత్రే గచ్చ గచ్చాహోరాత్రే అహోరాత్రే గచ్చ స్వాహా స్వాహా గచ్చాహోరాత్రే అహోరాత్రే గచ్చ స్వాహా అహోరాత్రే ఇత్యాహ రాత్రే గచ్చ స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహేది నిస్వాహా గచ్చ గచ్చ స్వాహేది స్వాహేది నిస్వాహా స్వాహేత్యాహ హే నిస్వాహా స్వాహేత్యాహ ఇత్యాహేదిత్యాహోరాత్రాభ్యామహోరాత్రాభ్యామహేదిత్యాహోరాత్రాభ్యాం ఆహాహోరాత్రాభ్యామహోరాత్రాభ్యామాహాహోరాత్రాభ్యామేవైవాహోరాత్రాభ్యామాహాహోరాత్రాభ్యామేవ అహోరాత్రాభ్యామేవైవాహోరాత్రాభ్యామహోరాత్రాభ్యామేవాస్మాస్మ అహోరాత్రాభ్యామిత్యాహ రాత్రాభ్యాహం ఏవాస్మాస్మ ఏవైవాస్మై ప్రజా ప్రజా అస్మ ఏవైవాస్మై ప్రజాస్మై ప్రజా ప్రజా అస్మాస్మై ప్రజా ప్రజా అస్మాస్మై ప్రజా ప్రజా ప్రజా ప్రజా ప్రజలైతి జనైతి ప్రజా ప్రజా ప్రజలైతి ప్రజా ఇది ప్రజా ప్రజలైతి జనైతి ప్రజలయత్యహోరాత్రే అహోరాత్రే జనయతి ప్రజలయత్యహోరాత్రే జనయత్యహోరాత్రే అహోరాత్రే జనయతి జనయత్యహోరాత్రే హిహ్యహోరాత్రే జనయతి జనయత్యహోరాత్రే అహోరాత్రే హిహ్యహోరాత్రే అహోరాత్రే హ్యన్వహ్యహోరాత్రే అహోరాత్రే హ్యను అహోరాత్రే ఇత్యాహ రాత్రే హ్యన్వరుహిత్యను ప్రజా ప్రజా అనుహిత్యను ప్రజా అను ప్రజా ప్రజా అన్వరు ప్రజా ప్రజాయందే ప్రజాయందే ప్రజా అన్వరు ప్రజా ప్రజాయందే ప్రజా ప్రజాయందే ప్రజాయందే ప్రజా ప్రజా ప్రజాయందే మిత్రావరణో మిత్రావరణో ప్రజాయందే ప్రజా ప్రజా ప్రజాయందే మిత్రావరణో ప్రజా ఇది ప్రజా ప్రజాయందే మిత్రావరణో మిత్రావరణో ప్రజాయందే ప్రజాయందే మిత్రావరణో గచ్చ గచ్చ మిత్రావరణో ప్రజాయందే ప్రజాయందే మిత్రావరణో గచ్చ ప్రజాయంద ఇది ప్రజాయందే మిత్రావరణో గచ్చ గచ్చ మిత్రావరణో మిత్రావరణో గచ్చ స్వాహా స్వాహా గచ్చ మిత్రావరణో మిత్రావరణో గచ్చ స్వాహా మిత్రావరుణావిది మిత్రావరణో గచ్చ స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహేది నిస్వాహా గచ్చ గచ్చ స్వాహేది స్వాహేది నిస్వాహా స్వాహేత్యాహే నిస్వాహా స్వాహేత్యాహ ఇత్యాహేదిత్యాహ ప్రజాసు ప్రజా స్వాహేదిత్యాహ ప్రజాసు ఆహ ప్రజాసు ప్రజా స్వాహా ప్రజాస్వేవైవ ప్రజాస్వాహ ప్రజాస్వేవ ప్రజాస్వేవైవ ప్రజాసు ప్రజాస్వేవ ప్రజాతాసు ప్రజాతాస్వేవ ప్రజాసు ప్రజాస్వేవ ప్రజాతాసు ప్రజాస్విది ప్రజాసు ఏవ ప్రజాతాసు ప్రజాతాస్వేవైవ ప్రజాతాసు ప్రాణాపానౌ ప్రాణాపానౌ ప్రజాతాస్వేవైవ ప్రజాతాసు ప్రాణాపానౌ ప్రజాతాసు ప్రాణాపానౌ ప్రాణాపానౌ ప్రజాతాసు ప్రజాతాసు ప్రాణాపానౌ దధాది దధాది ప్రాణాపానౌ ప్రజాతాసు ప్రజాతాసు ప్రాణాపానౌ దధాది ప్రజాతాస్విధి ప్రజాతాసు ప్రాణాపానౌ దధాది దధాది ప్రాణాపానౌ ప్రాణాపానౌ దధాది సోమకో సోమం దధాది ప్రాణాపానౌ ప్రాణాపానౌ దధాది సోమం ప్రాణాపానామితి ప్రాణాపానౌ దధాది సోమకో సోమం దధాది దధాది సోమం గచ్చ గచ్చ సోమం దధాది దధాది సోమం గచ్చ సోమం గచ్చ గచ్చ సోమకో సోమం గచ్చ స్వాహా స్వాహా గచ్చ సోమకో సోమం గచ్చ స్వాహా గచ్చ స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహేది నిస్వాహా గచ్చ గచ్చ స్వాహేది స్వాహేది నిస్వాహా స్వాహేత్యాహే నిస్వాహా స్వాహేత్యాహ ఇత్యాహేదిత్యాహ సౌమ్యా సౌమ్యా ఆహేదిత్యాహ సౌమ్యాహ ఆహ సౌమ్యా సౌమ్యా ఆహ సౌమ్యాహి సౌమ్యా ఆహ సౌమ్యాహి సౌమ్యాహి సౌమ్యా సౌమ్యాహి దేవతయా దేవతయా హి సౌమ్యా సౌమ్యాహి దేవతయా హి దేవతయా దేవతయా హి దేవతయా ప్రజా ప్రజా దేవతయా హి దేవతయా ప్రజా దేవతయా ప్రజా ప్రజా దేవతయా దేవతయా ప్రజా యజ్ఞం యజ్ఞం ప్రజా దేవతయా దేవతయా ప్రజా యజ్ఞం ప్రజా యజ్ఞం యజ్ఞం ప్రజా ప్రజా యజ్ఞం గచ్చ గచ్చ యజ్ఞం ప్రజా ప్రజా యజ్ఞం గచ్చ ప్రజా ఇది ప్రజా యజ్ఞం గచ్చ గచ్చ యజ్ఞం యజ్ఞం గచ్చ స్వాహా స్వాహా గచ్చ యజ్ఞం యజ్ఞం గచ్చ స్వాహా గచ్చ స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహేతి స్వాహా గచ్చ గచ్చ స్వాహేతి స్వాహేతి స్వాహా స్వాహేత్యాహ హేతి స్వాహా స్వాహేత్యాహ ేతీత్యాహ ప్రజాహేతీత్యాహ ప్రజా ఆహ ప్రజా ప్రజా ఆహ ప్రజా ఏవైవ ప్రజా ఆహ ప్రజా ఏవ ప్రజా ఏవైవ ప్రజా ప్రజా ఏవ యజ్ఞయా యజ్ఞయా ఏవ ప్రజా ప్రజా ఏవ యజ్ఞయా ఆహ ప్రజా ఇది ప్రజా ఏవ యజ్ఞయా యజ్ఞయా ఏవైవ యజ్ఞయా కరోతి కరోతి యజ్ఞయా ఏవైవ యజ్ఞయా కరోతి యజ్ఞయా కరోతి కరోతి యజ్ఞయా యజ్ఞయా కరోతి ఛందాగుంసి ఛందాగుంసి కరోతి యజ్ఞయా యజ్ఞయా కరోతి ఛందాగుంసి కరోతి ఛందాగుంసి ఛందాగుంసి కరోతి కరోతి ఛందాగుంసి గచ్చ గచ్చ ఛందాగుంసి కరోతి కరోతి ఛందాగుంసి గచ్చ ఛందాగుంసి గచ్చ గచ్చ ఛందాగుంసి ఛందాగుంసి గచ్చ స్వాహ స్వాహ గచ్చ ఛందాగుంసి ఛందాగుంసి గచ్చ స్వాహ గచ్చ స్వాహ స్వాహ గచ్చ గచ్చ స్వాహేతి స్వాహ గచ్చ గచ్చ స్వాహేతి స్వాహేతి స్వాహ స్వాహేత్యాహ హేతి స్వాహ స్వాహేత్యాహ ఇత్యాహ హేదీత్యాహ సదవ పశవ ఆహేదీత్యాహ పశవ ఆహ పశవ పశవ ఆహా పశవో వై వై పశవ ఆహా పశవో వై పశవో వై వై పశవ పశవో వై ఛందాగుంసి ఛందాగుంసి వై పశవ పశవో వై ఛందాగుంసి వై ఛందాగుంసి ఛందాగుంసి వై వై ఛందాగుంసి పశూన్ పశువన్ ఛందాగుంసి వై వై ఛందాగుంసి పశూన్ ఛందాగుంసి పశువన్ పశువన్ ఛందాగుంసి ఛందాగుంసి పశువునేవైవ పశువన్ ఛందాగుంసి ఛందాగుంసి పశువునేవ పశువునేవైవ పశువన్ పశువునేవా వైవ పశువన్ పశువునేవా వైవై వావరుంధే రుంధే వైవై వావరుంధే అవరుంధే రుంధే వావరుంధే ద్యావా పృథివీ ద్యావా పృథివీ రుంధే వావరుంధే ద్యావా పృథివీ రుంధే ద్యావా పృథివీ ద్యావా పృథివీ రుంధే రుంధే ద్యావా పృథివీ గచ్చ గచ్చ ద్యావా పృథివీ రుంధే రుంధే ద్యావా పృథివీ గచ్చ ద్యావా పృథివీ గచ్చ గచ్చ ద్యావా పృథివీ ద్యావా పృథివీ గచ్చ స్వాహ స్వాహ గచ్చ ద్యావా పృథివీ ద్యావా పృథివీ గచ్చ స్వాహ ద్యావా పృథివీ ద్యావా పృథివీ గచ్చ స్వాహ స్వాహ గచ్చ గచ్చ స్వాహేతి స్వాహ గచ్చ గచ్చ స్వాహేతి స్వాహేతి స్వాహ స్వాహేత్యాహ హేతి స్వాహ స్వాహేత్యాహ ఇత్యాహ హేదీత్యాహ ప్రజా ప్రజా ఆహేదీత్యాహ ప్రజా ఆహ ప్రజా ప్రజా ఆహా ప్రజా ఏవైవ ప్రజా ఆహా ప్రజా ఏవ ప్రజా ఏవైవ ప్రజా ప్రజా ఏవ ప్రజాతా ప్రజాతా ఏవ ప్రజా ప్రజా ఏవ ప్రజాతా ప్రజా ఇది ప్రజా ఏవ ప్రజాతా ప్రజాతా ఏవైవ ప్రజాతా ద్యావా పృథివీభ్యాం ద్యావా పృథివీభ్యాం ప్రజాతా ఏవైవ ప్రజాతా ద్యావా పృథివీభ్యాం ప్రజాతా ద్యావా పృథివీభ్యాం ద్యావా పృథివీభ్యాం ప్రజాతా ప్రజాతా ద్యావా పృథివీభ్యాం ఉభయత ఉభయతో ద్యావా పృథివీభ్యాం ప్రజాతా ప్రజాతా ద్యావా పృథివీభ్యాం ఉభయత ప్రజాతా ఇది ప్రజాతా ద్యావా పృథివీభ్యాం భయత ఉభయతో ద్యావా పృథివీభ్యాం ద్యావా పృథివీభ్యాం భయత పరిపర్యుభయతో ద్యావా పృథివీభ్యాం ద్యావా పృథివీభ్యాం భయత పరి ద్యావా పృథివీభ్యామిది ద్యావా పృథివీభ్యాం ఉభయత పరిపర్యుభయత ఉభయత పరిగృహ్ణాది గృహ్ణాది పర్యుభయత ఉభయత పరిగృహ్ణాది పరిగృహ్ణాది గృహ్ణాది పరి పరిగృహ్ణాది నభోనభో గృహ్ణాది పరి పరిగృహ్ణాది నభ గృహ్ణాది నభో నభో గృహ్ణాది గృహ్ణాది నభో దివ్యం దివ్యం నభో గృహ్ణాది గృహ్ణాది నభో దివ్యం నభో దివ్యం దివ్యం నభో నభో దివ్యం గచ్చ గచ్చ దివ్యం నభో నభో దివ్యం గచ్చ దివ్యం గచ్చ గచ్చ దివ్యం దివ్యం గచ్చ స్వాహ స్వాహ గచ్చ దివ్యం దివ్యం గచ్చ స్వాహ గచ్చ స్వాహ స్వాహ గచ్చ గచ్చ స్వాహేతి స్వాహ గచ్చ గచ్చ స్వాహేతి స్వాహేతి స్వాహ స్వాహేత్యాహ హేతి స్వాహ స్వాహేత్యాహ ఇత్యాహ హేదీత్యాహ ప్రజాభ్య ప్రజాభ్య ఆహేదీత్యాహ ప్రజాభ్య ఆహ ప్రజాభ్య ప్రజాభ్య ఆహ ప్రజాభ్య ఏవైవ ప్రజాభ్య ఆహ ప్రజాభ్య ఏవ ప్రజాభ్య ఏవైవ ప్రజాభ్య ప్రజాభ్య ఏవ ప్రజాతాభ్య ప్రజాతాభ్య ఏవ ప్రజాభ్య ప్రజాభ్య ఏవ ప్రజాతాభ్య ప్రజాభ్య ఇది ప్రజాభ్య ఏవ ప్రజాభ్య ప్రజాభ్య ఏవైవ ప్రజాభ్యో వృష్టిం వృష్టిం ప్రజాభ్య ఏవైవ ప్రజాభ్యో వృష్టిం ప్రజాభ్యో వృష్టిం వృష్టిం ప్రజాభ్య ప్రజాభ్యో వృష్టిం నివృష్టిం ప్రజాభ్య ప్రజాభ్యో వృష్టిం ప్రజాభ్య ఇది ప్రజాభ్య వృష్టిం నివృష్టిం వృష్టిం నియచ్చతి యచ్చతి నివృష్టిం వృష్టిం నియచ్చతి నియచ్చతి యచ్చతి నినయచ్చత్యగ్నిమగ్నియచ్చతి నినయచ్చత్యగ్నిం యచ్చత్యగ్నిమగ్నిం యచ్చతి యచ్చత్యగ్నిం వైశ్వానరం వైశ్వానరమగ్నిం యచ్చతి యచ్చత్యగ్నిం వైశ్వానరం అగ్నిం వైరీశ్వానరం వైరీశ్వానరమగ్ని అగ్నిం వైరీశ్వానరం గచ్చ గచ్చ వైశ్వానరమగ్నిమగ్నిం వైరీశ్వానరం గచ్చ వైశ్వానరం గచ్చ గచ్చ వైశ్వానరం వైరీశ్వానరం గచ్చ స్వాహా స్వాహా గచ్చ వైశ్వానరం వైరీశ్వానరం గచ్చ స్వాహా గచ్చ స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహేతి దుస్వాహా గచ్చ గచ్చ స్వాహేతి స్వాహేతి దుస్వాహా స్వాహేత్యాహే దుస్వాహా స్వాహేత్యాహ ఇత్యాహేదీత్యాహ ప్రజా ప్రజా ఆహేదీత్యాహ ప్రజా ఆహ ప్రజా ప్రజా ఆహాహ ప్రజా ఏవైవ ప్రజా ఆహాహ ప్రజా ఏవ ప్రజా ఏవైవ ప్రజా ప్రజా ఏవ ప్రజాతా ప్రజాతా ఏవ ప్రజా ప్రజా ఏవ ప్రజాతాజా ఏవ ప్రజాతా ప్రజాత ఏవైవ ప్రజాత అస్యామస్యాం ప్రజాత ఏవైవ ప్రజాత అస్యాం ప్రజాత అస్యామస్యాం ప్రజాతా ప్రజాత అస్యాం ప్రతి ప్రత్యస్యాం ప్రజాతా ప్రజాత అస్యాం ప్రతి ప్రజాతా ఇది ప్రజాతా అస్యాం ప్రతి ప్రత్యస్యామస్యాం ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రత్యస్యామస్యాం ప్రతిష్టాపయతి ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రతి ప్రతిష్టాపయతి ప్రాణానాం ప్రాణానాకు స్థాపయతి ప్రతి ప్రతిష్టాపయతి ప్రాణానాం స్థాపయతి ప్రాణానాం ప్రాణానాకు స్థాపయతి స్థాపయతి ప్రాణానాం వై వై ప్రాణానాకు స్థాపయతి స్థాపయతి ప్రాణానాం వై ప్రాణానాం వై వై ప్రాణానాం ప్రాణానాం వా ఏష వై ప్రాణానాం ప్రాణానాం వా ఏష ప్రాణానామిది ప్రాణానాం వా ఏష వై వా ఏషో వా వైష వై వా ఏషో వా ఏషో వా వైష ఏషో వద్యత్య వైష ఏషో వద్యతి అవద్యవద్యోయోద్యవద్యయ ద్యతియోయోద్యతియో వద్యత్య వద్యతియోద్యతియో వద్యతి యో వద్యత్య వద్యతియోయో వద్యతి గుదస్య గుదస్యా వద్యతియోయో వద్యతి గుదస్యా అవద్యతి గుదస్య గుదస్యా వద్యత్య వద్యతి గుదస్య మనోమనో గుదస్యా వద్యత్య వద్యతి గుదస్య మన అవద్యతీత్యవాద్యతి గుదస్య మనోమనో గుదస్య గుదస్య మనో మే మే మనో గుదస్య గుదస్య మనో మే మనో మే మే మనో మనో మేహార్ది హార్ది మే మనో మనో మేహార్ది మేహార్ది హార్ది మే మేహార్ది యచ్చ యచ్చ హార్ది మే మేహార్ది యచ్చ హార్ది యచ్చ యచ్చ హార్ది హార్ది యచ్చేది యచ్చ హార్ది హార్ది యచ్చేది యచ్చేది యచ్చ యచ్చేత్యాహేతి యచ్చ యచ్చేత్యాహ ఇత్యాహేదీత్యాహ ప్రాణాన్ ప్రాణానాహేదీత్యాహ ప్రాణాన్ ఆహ ప్రాణాన్ ప్రాణానాహ ప్రాణానేవైవ ప్రాణానాహ ప్రాణానేవ ప్రాణానేవైవ ప్రాణాన్ ప్రాణానేవ యథాస్థానం యథాస్థానమేవ ప్రాణాన్ ప్రాణానేవ యథాస్థానం ప్రాణానిది ప్రాణాన్ ఏవ యథాస్థానం యథాస్థానమేవైవ యథాస్థానముపోప యథాస్థానమేవైవ యథాస్థానముప యథాస్థానముపోప యథాస్థానం యథాస్థానముపహ్వయతే హ్వయత ఉప యథాస్థానం యథాస్థానముపహ్వయతే యథాస్థానమితి యథాస్థానం ఉపహ్వయతే హ్వయత ఉపోపహ్వయతే పశోః పశోర్హ్వయత ఉపోపహ్వయతే పశోః హ్వయతే పశోః పశోర్హ్వయతే హ్వయతే పశోర్వై వై పశోర్హ్వయతే హ్వయతే పశోర్వై పశోర్వై వై పశోః పశోర్వా ఆలబ్ధస్యాలబ్ధస్య వై పశోః పశోర్వా ఆలబ్ధస్య వా ఆలబ్ధస్యాలబ్ధస్య వై వా ఆలబ్ధస్య హృదయమో హృదయమాలబ్ధస్య వై వా ఆలబ్ధస్య హృదయం ఆలబ్ధస్య హృదయమో హృదయమాలబ్ధస్యాలబ్ధస్య హృదయమో శుక్షుహృదయమాలబ్ధస్యాలబ్ధస్య హృదయమో శుభ ఆలబ్ధస్యేత్యాలబ్ధస్య హృదయమో శుక్షుహృదయమో హృదయమో శుభృక్షది శుభృదయమో హృదయమో శుభృక్షది ృక్షది సాక్షుగుచ్చది సాహృదయ శోలగో హృదయ శోలగో సచ్చుచ్చది సాహృదయ శోలం సాహృదయ శోలగో హృదయ శోలగో సాహృదయ శోలమభ్యభిహృదయ శోలగో సాహృదయ శోలమభి హృదయ శోలమభ్యభిహృదయ శోలగో హృదయ శోలమభిసగోసమభిహృదయ శోలగో హృదయ శోలమభిసం హృదయ శోలమితి హృదయా శోలం అభిసగోసమభ్యభిసమేత్యేతి సమభ్యభిసమేతి సమేత్యేతిసకం సమేతి యజ్ఞేతిసకం సమేతి యత్ేతి యత్పృథివ్యాం పృథివ్యాం యత్పృథివ్యాం యత్పృథివ్యాం పృథివ్యాం యత్పృథివ్యా గోహృదయ శోలగో హృదయ శోలం పృథివ్యాం యత్పృథివ్యా గోహృదయ శోలం పృథివ్యా గోహృదయ శోలగో హృదయ శోలం పృథివ్యాం పృథివ్యా గోహృదయ శోలముద్వాసయేద్వాసయే హృదయ శోలం పృథివ్యాం పృథివ్యా గోహృదయ శోలముద్వాసయేద్ హృదయోలముద్వాసయేద్వాసయే హృదయ శోలగో హృదయ శోలముద్వాసయే పృథివీం పృథివీముద్వాసయే హృదయ శోలగో హృదయ శోలముద్వాసయే పృథివీం హృదయ శోలమితి హృదయా శోలం उद्वासयेत् पृथिवीम् पृथिवीमुद्वासयेदुद्वासयेत् पृथिवीगूंष्टा शुष्टा पृथिवीमुद्वासयेदुद्वासयेत् पृथिवीगूंष्टा उद्वासयेदित्युदुर्वासयेत् पृथिवीगूंषुचा शुचा पृथिवीम् पृथिवीगूंषुचार्पयेदर्पयेच्छिता पृथिवीम् पृथिवीगूंषुचार्पयेत् शुचार्पयेदर्पयेच्छिता शुचार्पयेद्यद्यदर्पयेच्छिता शुचार्पयेद्यद् अर्पयेद्यद्यदर्पयेदर्पयेद्यदप्सु यदर्पयेदर्पयेद्यदप्सु यदप्स्वप्सु यद्यदप्स्वापोऽप्सु यद्यदप्स्वपः अप्स्वा अपो ओपो ओप्स्वा अप्स्वपश्रुचा शुचापो ओप्स्वा अप्स्वपश्रुचा अपश्रुचिषु अपश्रुचा शुचापोपश्रुचार्पयेदर्पयेच्छुचापोपश्रुचार्पयेद् शुचार्पयेदर्पयेच्छुचा शुचार्पयेच्छुष्कस्य शुष्कस्यार्पयेच्छुचा शुचार्पयेच्छुष्कस्य अर्पयेच्छुष्कस्य शुष्कस्यार्पयेदर्पयेच्छुष्कस्य च शुष्कस्यार्पयेदर्पयेच्छुष्कस्य च शुष्कस्य च शुष्कस्य शुष्कस्य चार्द्रस्यार्द्रस्य च शुष्कस्य शुष्कस्य चार्द्रस्य चार्द्रस्यार्द्रस्य च चार्द्रस्य च चार्द्रस्य च चार्द्रस्य च आर्द्रस्य च चार्द्रस्यार्द्रस्य च सन्धौ सन्धौ चार्द्रस्यार्द्रस्य च सन्धौ च सन्धौ सन्धौ च सन्धावदुत्सन्धौ च सन्धावद् सन्धावदुत्सन्धौ सन्धावद्वासयति वासयत्युत्सन्धौ सन्धावद्वासयति सन्धाविति सन्धौ उद्वासयति वासयत्युदुद्वासयत्युभयस्योभयस्य वासयत्युदुद्वासयत्युभयस्य वासयत्युभयस्योभयस्य वासयति वासयत्युभयस्य शान्त्यै शान्त्या उभयस्य वासयति वासयत्युभयस्य शान्तिः उभयस्य शान्त्यै शान्त्या उभयस्योभयस्य शान्त्यैयगुं शान्त्या उभयस्योभयस्य शान्त्येयम् शान्त्यैयगुं शान्त्यै शान्त्ययन् विश्यात् विश्याद्यगुं शान्त्यै शान्त्ययन् विश्यात् यन् विश्यात् विश्याद्यञ्जन् विश्यात्तम् तन् विश्याद्यञ्जन् विश्यात्तम् विश्यात्तन्तम् विश्यात् विश्यात्तम् ध्यायेत् ध्यायेत्तम् विश्यात् विश्यात्तम् ध्यायेत् तम् ध्यायेत् ध्यायेत्तम् तम् ध्यायेच्छुचा शुचा ध्यायेत्तम् तम् ध्यायेच्छुचा ध्यायेच्छुचा शुचा ध्यायेत् ध्यायेच्छुचैवैव शुचा ध्यायेत् ध्यायेच्छुचैव शुचैवैव शुचा शुचैवैनमेनमेव शुचा शुचैवैनम् एवैनमेनमेवैवैनमर्पयत्यर्पयत्येनमेवैवैनमर्पयति एनमर्पयत्यर्पयत्येनमेनमर्पयति अर्पयतीत्यर्पयति देवा वै वै देवा देवा वै यज्ञै यज्ञम् वै देवा देवा वै यज्ञम् वै यज्ञै यज्ञम् वै वै यज्ञमाग्नीध्र आग्नीध्रे यज्ञम् वै वै यज्ञमाग्नीध्रे यज्ञमाग्नीध्र आग्नीध्रे यज्ञम् यज्ञमाग्नीध्रे विव्याग्नीध्रे यज्ञम् यज्ञमाग्नीध्रे वि आग्नेध्रे विव्याग्नेध्र आग्नेध्रे व्यभजन्ता भजन्तव्याग्नेध्र आग्नेध्रे व्यभजन्त आग्नेध्र इत्याग्नेध्रे व्यभजन्ता भजन्त विव्यभजन्त ततस्ततो भजन्त विव्यभजन्त ततः अभजन्त ततस्ततो भजन्ता भजन्त ततो यद्यत्ततो भजन्ता भजन्त ततो यद् ततो यद्यत्तदस्ततो यदत्यशिष्यतात्यशिष्यत यत्तदस्ततो यदत्यशिष्यत यदत्यशिष्यतात्यशिष्यत यद्यदत्यशिष्यतदत्तदत्यशिष्यत यद्यदत्यशिष्यतदत् अत्यशिष्यतदत्तदत्यशिष्यतात्यशिष्यत तदब्रुवन्न ब्रुवन् तदत्यशिष्यतात्यशिष्यत तदब्रुवन् अत्यशिष्यतेत्यदि अशिष्यत तदब्रुवन्न ब्रुवन् तत्तदब्रुवनु वसतु वसत्वब्रुवन् तत्तदब्रुवनु वसतु अब्रुवनु वसतु वसत्वब्रुवन्न ब्रुवनु वसतु नुनु वसत्वब्रुवन्न ब्रुवनु वसतु नु वसतु नुनु वसतु वसतु नुनो नो नु वसतु वसतु नुनः नुनो नो नुनु न इदमिदम् नो नुनु न इदम् न इदमिदन्नो न इदमिति चेदन्नो न इदमिति इदमिति चेदमिदमिति तत्तदितीदमिदमिति तद् इति तत्तदिति जगद्वस देवरीणाम् वस देवरीणाम् तदिति जगद्वस देवरीणाम् तद्वस देवरीणाम् वस देवरीणाम् तत्तद्वस देवरीणाम् वस देवरित्वम् वस देवरित्वम् वस देवरीणाम् तत्तद्वस देवरीणाम् वस देवरित्वम् वस देवरीणाम् वस देवरित्वम् वस देवरित्वम् वस देवरीणाम् वस देवरीणाम् वस देवरित्वम् तस्मग्स्तस्मिन् वस देवरित्वम् वस देवरीणाम् वस देवरीणाम् वस देवरित्वम् तस्मिन् वस देवरित्वम् तस्मिग्रस्तस्मिन् वस देवरित्वम् वस देवरित्वम् तस्मिन् प्रातः प्रातस्तस्मिन् वस देवरित्वम् वस देवरित्वम् तस्मिन् प्रातः वस देवरित्वमिति वस देवरित्वम् తస్మిన్ ప్రాత ప్రాతస్తస్మిగ్గుస్తస్మిన్ ప్రాతర్నన ప్రాతస్తస్మిగ్గుస్తస్మిన్ ప్రాతర్న ప్రాతర్నన ప్రాత ప్రాతర్న సగోసన్న ప్రాత ప్రాతర్నసం నసగోసన్నన సమశక్నువన్న శక్నువన్ సన్నన సమశక్నువన్ సమశక్నువన్న శక్నువన్ సగో సమశక్నువన్ తత్తదశక్నువన్ సగో సమశక్నువన్ తదు అశక్నువన్ తత్తదశక్నువన్న శక్నువన్ తదప్సోప్సు తదశక్నువన్న శక్నువన్ తదప్సు తదప్సోప్సు తత్తదప్సు ప్రప్రాప్సు తత్తదప్సు ప్ర అప్సు ప్రప్రాప్సప్సు ప్రావేశయన్ నవేశయన్ ప్రాప్సప్సు ప్రావేశయన్ అప్సిత్యభూసు ప్రావేశయన్ నవేశయన్ ప్రప్రావేశయంతాస్తా అవేశయన్ ప్రప్రావేశయంతా అవేశయంతాస్తా అవేశయన్ నవేశయంతావసు దేవరీర్వసు దేవరీస్తా అవేశయన్ నవేశయంతావసు దేవరీ తావసు దేవరీర్వసు దేవరీస్తావసు దేవరీరభవన్న భవను వసు దేవరీస్తావసు దేవరీరభవన్ వసు దేవరీరభవన్న భవను వసు దేవరీర్వసు దేవరీరభవను వసు దేవరీర్వసు దేవరీరభవను వసు దేవరీర్వసు దేవరీరభవను వసు దేవరీ అభవను వస దేవరీర్వసు దేవరీరభవన్న భవను వసు దేవరీర్గృహ్ణాది గృహ్ణాది వసు దేవరీరభవన్న భవను వసు దేవరీర్గృహ్ణాది వసు దేవరీర్గృహ్ణాది గృహ్ణాది వసు దేవరీర్వసు దేవరీర్గృహ్ణాది యజ్ఞో యజ్ఞో గృహ్ణాది వసు దేవరీర్వసు దేవరీర్గృహ్ణాది యజ్ఞ గృహ్ణాది యజ్ఞో యజ్ఞో గృహ్ణాది గృహ్ణాది యజ్ఞో వై వై యజ్ఞో గృహ్ణాది గృహ్ణాది యజ్ఞో వై యజ్ఞో వై వై యజ్ఞో యజ్ఞో వై వసు దేవరీర్వసు దేవరీర్వై యజ్ఞో యజ్ఞో వై వసు దేవరీ వై వసు దేవరీర్వసు దేవరీర్వై వై వసు దేవరీర్యజ్ఞం యజ్ఞం వసు దేవరీర్వై వై వసు దేవరీర్యజ్ఞం వసదేవరీర్యజ్ఞం యజ్ఞం వసు దేవరీర్వసు దేవరీర్యజ్ఞమేవైవ యజ్ఞం వసు దేవరీర్వసు దేవరీర్యజ్ఞమేవ యజ్ఞమేవైవ యజ్ఞం యజ్ఞమేవారభ్యారభ్యైవ యజ్ఞం యజ్ఞమేవారభ్య ఏవారభ్యారభ్యైవైవారభ్య గృహీత్వా గృహీత్వారభ్యైవైవారభ్య గృహీత్వా ఆరభ్య గృహీత్వా గృహీత్వారభ్యారభ్య గృహీత్వోపోప గృహీత్వారభ్యారభ్య గృహీత్వోప ఆరభ్యేత్యారభ్య గృహీత్వోపోప గృహీత్వా గృహీత్వోపవసతివ సత్యుప గృహీత్వా గృహీత్వోపవసతి ఉపవసతివ సత్యుపోపవసతి యస్యవ సత్యుపోపవసతి యస్య వసతి యస్య వసతి వసతి యస్యాగృహీత అగృహీత యస్య వసతి వసతి యస్యాగృహీతృహీత అగృహీత యస్యాగృహీత అభ్యభ్యగృహీత యస్యాగృహీత అభి అగృహీత అభ్యభ్యగృహీత అగృహీత అభి నిమ్రోజే నిమ్రోజేదభ్యగృహీత అగృహీత అభి నిమ్రోజే అభి నిమ్రోజే నిమ్రోజేదభ్యభి నిమ్రోజేదనారబ్ధో నారబ్ధో నిమ్రోజేదభ్యభి నిమ్రోజేదనారబ్ధ నిమ్రోచేతనారబ్ధో నారబ్ధో నిమ్రోజే నిమ్రోచేతనారబ్ధో స్యాస్యానారబ్ధో నిమ్రోజే నిమ్రోచేతనారబ్ధో స్యా నిమ్రోజేది నిమ్రోచే అనారబ్ధో స్యాస్యానారబ్ధో నారబ్ధోస్య యజ్ఞో యజ్ఞోస్యానారబ్ధో నారబ్ధోస్య యజ్ఞ అనారబ్ధ ఇత్యనారబ్ధ అస్య యజ్ఞో యజ్ఞోస్యాస్య యజ్ఞ స్యాత్ స్యాద్ యజ్ఞోస్యాస్య యజ్ఞ స్యాద్ యజ్ఞో యజ్ఞ్యాజ్ఞయజ్ఞం యజ్ఞం విచ్ఛిన్యాచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన్యాద్విచ్ఛిన ज्योतिष्या छिन्द्याच्छिन्द्या ज्योतिष्या वा ज्योतिष्या वा ज्योतिष्या ज्योतिष्या वा गृह्णीयात् गृह्णीयात् वा ज्योतिष्या ज्योतिष्या वा गृह्णीयात् वा गृह्णीयात् गृह्णीयात् वा गृह्णीयाद्धिरण्यगोहिरण्यम् गृह्णीयात् वा गृह्णीयाद्धिरण्यम् गृह्णीयाद्धिरण्यगोहिरण्यम् गृह्णीयात् गृह्णीयाद्धिरण्यम् वा हिरण्यम् गृह्णीयात् गृह्णीयाद्धिरण्यम् वा हिरण्यम् वा हिरण्यगोहिरण्यम् वा वधाय वधाय वा हिरण्यगोहिरण्यम् वा वधाय वावधाय वधाय वा वधाय सशुक्राणामो सशुक्राणामवधाय वा वधाय सशुक्राणाम् अवधाय सशुक्राणागो सशुक्राणामवधाय वधाय सशुक्राणामेवैव सशुक्राणामवधाय वधाय सशुक्राणामेव अवधायेत्यवाधाय सशुक्राणामेवैव सशुक्राणागो सशुक्राणामेव गृह्णाति गृह्णात्येव सशुक्राणागो सशुक्राणामेव गृह्णाति सशुक्राणामिति सा शुक्राणाम् एव गृह्णाति गृह्णात्येवैव गृह्णाति यो यो गृह्णात्येवैव गृह्णाति यः

పశువం గృహ్ణాతి గృహ్ణాతి పశువన్ పశువం గృహ్ణాతీంద్ర ఇంద్రో గృహ్ణాతి పశువన్ పశువం గృహ్ణాతీంద్ర గృహ్ణాతీంద్ర ఇంద్రో గృహ్ణాతి గృహ్ణాతీంద్రో వృత్రం వృత్రమింద్రో గృహ్ణాతి గృహ్ణాతీంద్రో వృత్రం ఇంద్రో వృత్రం వృత్రమింద్ర ఇంద్రో వృత్రమహన్ మహన్ వృత్రమింద్ర ఇంద్రో వృత్రమహన్ వృత్రమహన్ మహన్ వృత్రం వృత్రమహన్ సోహన్ వృత్రం వృత్రమహన్ స అహన్ సోహన్నహన్ సోపోపస్సోహన్నహన్ సోప సోపోపస్సోభ్యా అభ్యపస్సోపోభి అపోభ్యాభ్యాపోపోభ్యం మ్రియతామ్రియతాభ్యాపోభ్యం మ్రియత అభ్యమ్రియతామ్రియతాభ్యాభ్యమ్రియతాసాంతాసామమ్రియతాభ్యాభ్యమ్రియతాసాంతాసామమ్రియతాంమ్రియతాసాయ్యద్యత్తాసామమ్రియతాంమ్రియతాసాయ్యద్ మేధ్యం యజ్ఞయం యజ్ఞయం మేధ్యం యజ్ఞయగుంసదేవగుంసదేవం యజ్ఞయగుంసదేవం యజ్ఞయగుంసదేవం యజ్ఞయగుంసదేవం యజ్ఞయగుంసదేవం యజ్ఞయగుంసదేవమాసీదాసీత్సదేవం యజ్ఞయగుంసదేవమాసీత్ సదేవమాసీదాసీత్సదేవగుంసదేవమాసీత్తత్తదాసీత్సదేవగుంసదేవమాసీత్తత్ యజ్ఞమత్యతి యజ్ఞం యజ్ఞమతి మన్యేత మన్యేతాతి యజ్ఞం యజ్ఞమతి మన్యేత సంధౌ గృహ్ణాతి గృహ్ణాతి సంధౌ చ సంధౌ గృహ్ణాతి సంధౌ గృహ్ణాతి గృహ్ణాతి సంధౌ సంధౌ గృహ్ణాత్యహో రాత్రయోర్హో రాత్రయోర్గృహ్ణాతి సంధౌ సంధౌ గృహ్ణాత్యహో రాత్రయో సంధావితి సంధౌ గృహ్ణాత్యహో రాత్రయోర్హో రాత్రయోర్గృహ్ణాతి గృహ్ణాత్యహో రాత్రయోరేవైవాహో రాత్రయోర్గృహ్ణాతి గృహ్ణాత్యహో రాత్రయోరేవ అహోరాత్రయోరేవైవాహో రాత్రయోరహో రాత్రయోరేవాస్మాస్మా ఏవాహో రాత్రయోరహో రాత్రయోరేవాస్మై అహోరాత్రయోరిత్యహ రాత్రయో ఏవాస్మాస్మా ఏవైవాస్మై వర్ణం వర్ణమస్మా ఏవైవాస్మై వర్ణం అస్మై వర్ణం వర్ణమస్మా అస్మై వర్ణం గృహ్ణాతి గృహ్ణాతి వర్ణమస్మా అస్మై వర్ణం గృహ్ణాతి వర్ణం గృహ్ణాతి గృహ్ణాతి వర్ణం వర్ణం గృహ్ణాతి హవిష్మదీర్హవిష్మదీర్గృహ్ణాతి వర్ణం వర్ణం గృహ్ణాతి హవిష్మదీ గృహ్ణాతి హవిష్మదీర్హవిష్మదీర్గృహ్ణాతి గృహ్ణాతి హవిష్మదీరిమా ఇమా హవిష్మదీర్గృహ్ణాతి గృహ్ణాతి హవిష్మదీరిమా ఇమా హవిష్మదీర్హవిష్మదీరిమా ఆప ఆప ఇమా హవిష్మదీర్హవిష్మదీరిమా ఆప ఇమా ఆప ఆప ఇమా ఇమా ఆప ఇదిత్యాప ఇమా ఇమా ఆప ఇది ఆప ఇదిత్యాప ఆప ఇత్యాహేత్యాప ఆప ఇత్యాహ ఇత్యాహేదిత్యాహ హవిష్కృతానాగో హవిష్కృతానామాహేదిత్యాహ హవిష్కృతానాం ఆహ హవిష్కృతానాగో హవిష్కృతానామాహ హవిష్కృతానామేవైవ హవిష్కృతానామాహ హవిష్కృతానామేవ హవిష్కృతానామేవైవ హవిష్కృతానాగో హవిష్కృతానామేవ మేవ గృహ్ణాతి గృహ్ణాత్యేవ హవిష్కృతానాగో హవిష్కృతానామేవ గృహ్ణాతి హవిష్కృతానామితి హవిః కృతానాం ఏవ గృహ్ణాతి గృహ్ణాత్యేవైవ గృహ్ణాతి హవిష్మాన హవిష్మాన్ గృహ్ణాత్యేవైవ గృహ్ణాతి హవిష్మాన్ గృహ్ణాతి హవిష్మాన హవిష్మాన్ గృహ్ణాతి గృహ్ణాతి హవిష్మాగో అస్వస్థ హవిష్మాన్ గృహ్ణాతి గృహ్ణాతి హవిష్మాగో అస్తు హవిష్మాగో అస్వస్థ హవిష్మాన హవిష్మాగో అస్తు సూర్య సూర్యో అస్తు హవిష్మాన హవిష్మాగో అస్తు సూర్య అస్తు సూర్య సూర్యో అస్వస్థ సూర్య ఇది సూర్యో అస్వస్థ సూర్య ఇది సూర్య ఇది సూర్య సూర్య ఇత్యాహేది సూర్య సూర్య ఇత్యాహ ఇత్యాహేదిత్యాహ సశుక్రాణాగో సశుక్రాణామాహేదిత్యాహ సశుక్రాణాం ఆహ సశుక్రాణాగో సశుక్రాణామాహ సశుక్రాణామేవైవ సశుక్రాణామాహ సశుక్రాణామేవ సశుక్రాణామేవైవ సశుక్రాణాగో సశుక్రాణామేవ గృహ్ణాతి గృహ్ణాత్యేవ సశుక్రాణాగో సశుక్రాణామేవ గృహ్ణాతి సశుక్రాణామితి సా శుక్రాణాం ఏవ గృహ్ణాతి గృహ్ణాత్యేవైవ గృహ్ణాత్యనుష్టుభా నుష్టుభా గృహ్ణాత్యేవైవ గృహ్ణాత్యనుష్టుభా గృహ్ణాత్యనుష్టుభా నుష్టుభా గృహ్ణాతి గృహ్ణాత్యనుష్టుభా గృహ్ణాతి గృహ్ణాత్యనుష్టుభా గృహ్ణాతి గృహ్ణాత్యనుష్టుభా గృహ్ణాతి అనుష్టుభా గృహ్ణాతి గృహ్ణాత్యనుష్టుభా నుష్టుభా గృహ్ణాతి వాగ్ వాగ్ గృహ్ణాత్యనుష్టుభా నుష్టుభా గృహ్ణాతి వాగ్ అనుష్టుభేత్యనోస్తుభా గృహ్ణాతి వాగ్ వాగ్ గృహ్ణాతి గృహ్ణాతి వాగ్ వై వై వాగ్ గృహ్ణాతి గృహ్ణాతి వాగ్ వై వాగ్ వై వై వాగ్ వాగ్ వా అనుష్టుక నుష్టక్ వై వాగ్ వాగ్ వా అనుష్టక వా అనుష్టక నుష్టక్ వై వా అనుష్టక్ వాచా వాచా నుష్టక్ వై వా అనుష్టక్ వాచా అనుష్టక్ వాచా వాచా నుష్టక నుష్టక్ వాచైవైవ వాచా నుష్టక నుష్టక్ వాచైవ అనుష్టవ్యత్యనోస్తక వాచైవైవ వాచా వాచైవైనా ఏనా ఏవ వాచా వాచైవైనా ఆహ ఏవైనా ఏనా ఏవైవైనా సర్వయా సర్వయైనా ఏవైవైనా సర్వయా ఏనా సర్వయా సర్వయైనా ఏనా సర్వయా గృహ్ణాతి గృహ్ణాతి సర్వయైనా ఏనా సర్వయా గృహ్ణాతి సర్వయా గృహ్ణాతి గృహ్ణాతి సర్వయా సర్వయా గృహ్ణాతి చతుష్పదయా చతుష్పదయా గృహ్ణాతి సర్వయా సర్వయా గృహ్ణాతి చతుష్పదయా గృహ్ణాతి చతుష్పదయా చతుష్పదయా గృహ్ణాతి గృహ్ణాతి చతుష్పద యచ్చా చతుష్పదయా గృహ్ణాతి గృహ్ణాతి చతుష్పద యచ్చా చతుష్పద యచ్చా చతుష్పద యా చతుష్పద యచ్చా గృహ్ణాతి గృహ్ణాచ్యుచా చతుష్పద యా చతుష్పద యచ్చా గృహ్ణాతి చతుష్పదయేది చతుః పదయా అచా గృహ్ణాతి గృహ్ణాచ్యుచర్చా గృహ్ణాతి త్రిస్త్రిర్గృహ్ణాచ్యుచర్చా గృహ్ణాతి త్రిః గృహ్ణాతి త్రిస్త్రిర్గృహ్ణాతి గృహ్ణాతి త్రిస్సాదైతి సాదైతి త్రిర్గృహ్ణాతి గృహ్ణాతి త్రిస్సాదయతి త్రిస్సాదైతి సాదైతి త్రిస్త్రిస్సాదైతి సప్త సప్త సాదయతి త్రిస్త్రిస్సాదైతి సప్త సాధైతి సప్త సప్త సాధైతి సాధైతి సప్త సగో సగో సప్త సాధైతి సాధైతి సప్తసం సప్త సగో సగో సప్త సప్త సంపద్యంతే పద్యంతే సగో సప్త సప్త సంపద్యంతే సంపద్యంతే పద్యంతే సగో సంపద్యంతే సప్తపదా సప్తపదా పద్యంతే సగో సంపద్యంతే సప్తపదా పద్యంతే సప్తపదా సప్తపదా పద్యంతే పద్యంతే సప్తపదా శక్వరీ శక్వరీ సప్తపదా పద్యంతే పద్యంతే సప్తపదా శక్వరీ సప్తపదా శక్వరీ శక్వరీ సప్తపదా సప్తపదా శక్వరీ పశవః పశవః శక్వరీ సప్తపదా సప్తపదా శక్వరీ పశవః సప్తపదేతి సప్తపదా శక్వరీ పశవః పశవః శక్వరీ శక్వరీ పశవః శక్వరీ శక్వరీ పశవః శక్వరీ శక్వరీ పశవః శక్వరీ పశవః శక్వరీ శక్వరీ పశవః పశవః శక్వరీ పశూన్ పశూన్ శక్వరీ పశవః పశవః శక్వరీ పశూన్ శక్వరీ పశూన్ పశూన్ శక్వరీ శక్వరీ పశూనేవైవ పశూన్ శక్వరీ శక్వరీ పశూనేవ పశూనేవైవ పశూన్ పశూనేవైవ పశూన్ పశూనేవైవైవరుంధే రుంధే వైవైవరుంధే అవరుంధే రుంధే వావరుంధే స్మాస్మై రుంధే వావరుంధే స్మై రుంధే స్మా అస్మై రుంధే రుంధే స్మై వై వా అస్మై రుంధే రుంధే స్మై వై అస్మై వై వా అస్మా అస్మై వై లోకాయ లోకాయ వా అస్మా అస్మై వై లోకాయ వై లోకాయ లోకాయ వై వై లోకాయ గారుహపత్యో గారుహపత్యో లోకాయ వై వై లోకాయ గారుహపత్య లోకాయ గారుహపత్యో గారుహపత్యో లోకాయ లోకాయ గారుహపత్య ఆ గారుహపత్యో లోకాయ లోకాయ గారుహపత్య ఆ గారుహపత్య ఆ గారుహపత్యో గారుహపత్య ఆధీయతే ధీయత ఆ గారుహపత్యో గారుహపత్య ఆధీయతే గారుహపత్య ఇది గారుహపత్య ఆధీయతే ధీయత ఆధీయతే ముష్మా అముష్మై ధీయత ఆధీయతే ముష్మై ధీయతే ముష్మా అముష్మై ధీయతే ధీయతే ముష్మా ఆహవనీయ ఆహవనీయో ముష్మై ధీయతే ధీయతే ముష్మా ఆహవనీయ అముష్మా ఆహవనీయ ఆహవనీయో ముష్మా అముష్మా ఆహవనీయో యజ్జదాహవనీయో ముష్మా అముష్మా ఆహవనీయో యద్ ఆహవనీయో యజ్జదాహవనీయ ఆహవనీయో యద్గార్హపత్యే గార్హపత్యే యదాహవనీయ ఆహవనీయో యద్గార్హపత్యే ఆహవనీయ ఇత్యాహవనీయ యద్గార్హపత్యే గార్హపత్యే యద్యద్గార్హపత్య ఉపసాదయేదుపసాదయేద్గార్హపత్యే యద్యద్గార్హపత్య ఉపసాదయేద్ గార్హపత్య ఉపసాదయేదుపసాదయేద్గార్హపత్యే గార్హపత్య ఉపసాదయేదస్మిన్నస్మిన్నుపసాదయేద్గార్హపత్యే గార్హపత్య ఉపసాదయేదస్మిన్ గార్హపత్యదిగారుహపత్యే ఉపసాదయేదస్మిన్నస్మిన్నుపసాదయేదుపసాదయేదస్మిన్ అస్మిన్లోకే లోకేస్మిన్నస్మిన్ లోకే పుషమాన్ పుషమాన్ లోకేస్మిన్నస్మిన్ లోకే పుషమాన్ లోకే పుషమాన్ పుషమాన్ లోకే లోకే పుషమాన్ స్యాత్ స్యాత్ పుషమాన్ లోకే లోకే పుషమాన్ స్యాత్ పుషమాన్ స్యాత్ స్యాత్ పుషమాన్ పుషమాన్ స్యాద్యద్యత్ స్యాత్ పుషమాన్ పుషమాన్ స్యాద్యత్ పుషమానిది పుషమాన్ స్యాద్యద్యాద్యదాహవనీయ ఆహవనీయే యద్యాద్యదాహవనీయే యదాహవనీయ ఆహవనీయే యద్యదాహవనీయే ముష్మిన్నముష్మిన్నాహవనీయే యద్యదాహవనీయే ముష్మిన్న ఆహవనీయే ముష్మిన్నముష్మిన్నాహవనీయ ఆహవనీయే ముష్మిన్ లోకే లోకే ముష్మిన్నాహవనీయ ఆహవనీయే ముష్మిన్ లోకే ఆహవనీయ ఇత్యాహవనీయే నముష్మిన్ లోకే లోకే ముష్మిన్ నముష్మిన్ లోకే పుషమాన్ పుషమాన్ లోకే ముష్మిన్ నముష్మిన్ లోకే పుషమాన్ లోకే పుషమాన్ పుషమాన్ లోకే లోకే పుషమాన్ స్యాత్ స్యాత్ పుషమాన్ లోకే లోకే పుషమాన్ స్యాత్ పుషమాన్ స్యాత్ స్యాత్ పుషమాన్ పుషమాన్ స్యాదుభయోర్భయో స్యాత్ పుషమాన్ పుషమాన్ స్యాదుభయో పుషమానిది పుషమాన్ స్యాదుభయోర్భయో స్యాత్ స్యాదుభయోరుపోభయో స్యాత్ స్యాదుభయోరుప ఉభయోరుపోభయోర్భయోరుపసాదయతి సాధయత్యుపోభయోర్భయోరుపసాదయతి ఉపసాదయతి సాధయత్యుపోపసాదయత్యభయోర్భయో సాధయత్యుపోపసాదయత్యభయో సాధయత్యభయోర్భయో సాధయతి సాధయత్యభయోరేవైవోభయో సాధయతి సాధయత్యభయోరేవ ఉభయోరేవైవోభయోర్భయోరేవైనమేనమేవోభయోర్భయోరేవైనమేవైనమేనమేవైవైనల్లోకయోర్లోకయోరేనమేవైవైనల్లోకయోర్లోకయోరేనమేనల్లోకయోః పుషమంతం పుషమంతం లోకయోరేనమేనల్లోకయోః పుషమంతం కరోతి కరోతి పుషమంతం లోకయోర్లోకయోః పుషమంతం కరోతి పుషమంతం కరోతి కరోతి పుషమంతం కరోతి సర్వతః కరోతి పుషమంతం కరోతి సర్వతః పుషమంతమిది పుషమంతం కరోతి సర్వతః కరోతి కరోతి సర్వతః పరి పరి సర్వతః కరోతి కరోతి సర్వతః పరి సర్వతః పరిపలి సర్వతః సర్వతః పరిహరతి హరతి పలి సర్వతః సర్వతః పరిహరతి పరిహరతి హరతి పరి పరిహరతి రక్షసాగో హరతి పరి పరిహరతి రక్షసాం హరతి రక్షసాగో రక్షసాగో హరతి హరతి రక్షసామపహత్యా అపహత్యే రక్షసాగో హరతి హరతి రక్షసామపహత్యే రక్షసామపహత్యా అపహత్యే రక్షసాగో రక్షసామపహత్యా ఇంద్రాగ్నయోరింద్రాగ్నయోరపహత్యే రక్షసాగో రక్షసామపహత్యా ఇంద్రాగ్నయోః అపహత్యా ఇంద్రాగ్నయోరింద్రాగ్నయోరపహత్యా అపహత్యా ఇంద్రాగ్నయోర్భాగధేయేర్భాగధేయేరింద్రాగ్నయోరపహత్యా అపహత్యా ఇంద్రాగ్నయోర్భాగధేయేః అపహత్యాపాహే ఇంద్రాగ్నయోర్భాగధేయేర్భాగధేయేరింద్రాగ్నయోరింద్రాగ్నయోర్భాగధేయేస్థస్థభాగధేయేరింద్రాగ్నయోరింద్రాగ్నయోర్భాగధేయేస్థ ఇంద్రాగ్నయోరితి భాగధేయేరితి భాగాధేయేః స్థేదిస్థస్థేత్యాహేతిస్థస్థేత్యాహ ఇత్యాహేదీత్యాహ యథా యదుర్యథా యజురాహేదీత్యాహ యథా యజుః ఆహ యథా యదుర్యథా యజురాహ యథా యజురేవైవ యథా యజురాహ యథా యజురేవ యథా యజురేవైవ యథా యజుర్యథా యజురేవైతదేతదేవ యథా యజుర్యథా యజురేవైతత్ యథా యజురితి యథా యజుః ఏదైతదేతదేవైవైతదాగ్నిధ్ర ఉపోపాగ్నిధ్ర ఏతదేతదాగ్నిధ్ర ఉప ఆగ్నిధ్ర ఉపోపాగ్నిధ్ర ఆగ్నిధ్ర ఉపవాసయతి వాసయత్యుపాగ్నిధ్ర ఆగ్నిధ్ర ఉపవాసయతి ఆగ్నిధ్ర ఇత్యాగ్నిధ్రే ఉపవాసయతి వాసయత్యుపోపవాసయత్యేతదేతద్వాసయత్యుపోపవాసయత్యేతద్ వాసయత్యేతదేతద్వాసయతి వాసయత్యేతద్వై వా ఏతద్వాసయతి వాసయత్యేతద్వై ఏతద్వై వా ఏతదేతద్వై యజ్ఞస్య యజ్ఞస్య వా ఏతదేతద్వై యజ్ఞస్య వై యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్యాపరాజితమపరాజితం యజ్ఞస్య వై వై యజ్ఞస్యాపరాజితం యజ్ఞస్యాపరాజితమపరాజితం యజ్ఞస్య యజ్ఞస్యాపరాజితం యజ్ఞదపరాజితం యజ్ఞస్య యజ్ఞస్యాపరాజితం యత్ అపరాజితం యజ్ఞదపరాజితమపరాజితం యదాగ్నేయేధ్రమాగ్నేయేధ్రం యదపరాజితమపరాజితం యదాగ్నేయేధ్రం అపరాజితమిత్యపరాజితం యదాగ్నేయేధ్రమాగ్నేయేధ్రం యజ్ఞదాగ్నేయేధ్రం యజ్ఞదాగ్నేయేధ్రం యజ్ఞదాగ్నేయేధ్రం యత్ ఆగ్నేయేధ్రం యజ్ఞదాగ్నేయేధ్రమాగ్నేయేధ్రయ్యదేవైవ యదాగ్నేయేధ్రమాగ్నేయేధ్రయ్యదేవ ఆగ్నేయేధ్రమిత్యాగ్నేయేధ్రం యదేవైవ యజ్ఞదేవ యజ్ఞస్య యజ్ఞస్యైవ యజ్ఞదేవ యజ్ఞస్య ఏవ యజ్ఞస్య యజ్ఞస్యైవైవ యజ్ఞస్యాపరాజితమపరాజితం యజ్ఞస్యైవైవ యజ్ఞస్యాపరాజితం యజ్ఞస్యాపరాజితమపరాజితం యజ్ఞస్య యజ్ఞస్యాపరాజితం తత్తదపరాజితం యజ్ఞస్య యజ్ఞస్యాపరాజితం తద్ అపరాజితం తత్తదపరాజితమపరాజితం తదేవైవ తదపరాజితమపరాజితం తదేవ అపరాజితమిత్యపరాజితం తదేవైవ తత్తదేవైనా ఏనా ఏవ తత్తదేవైనా ఆహ ఏవైనా ఏనా ఏవైవైనా ఉపోపైనా ఏవైవైనా ఉప ఏనా ఉపోపైనా ఏనా ఉపవాసయతి వాసయత్యుపైనా ఏనా ఉపవాసయతి ఉపవాసయతి వాసయత్యుపోపవాసయతి యతో యతో వాసయత్యుపోపవాసయతి యతః వాసయతి యతో యతో వాసయతి వాసయతి యతః ఖలు ఖలు యతో వాసయతి వాసయతి యతః ఖలు యతః ఖలు ఖలు యతో యతః ఖలు వై వై ఖలు యతో యతః ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై యజ్ఞస్య యజ్ఞస్య వై ఖలు ఖలు వై యజ్ఞస్య వై యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్య విదతస్య విదతస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్య విదతస్య యజ్ఞస్య విదతస్య విదతస్య యజ్ఞస్య యజ్ఞస్య విదతస్య నన విదతస్య యజ్ఞస్య యజ్ఞస్య విదతస్య న విదతస్య నన విదతస్య విదతస్య న క్రియతే క్రియతే న విదతస్య విదతస్య న క్రియతే విదతస్యేతి విదతస్య న క్రియతే క్రియతే న క్రియతే తత్తత్ క్రియతే న క్రియతే తత్ క్రియతే తత్తత్ క్రియతే క్రియతే తదన్వను తత్ క్రియతే క్రియతే తదను తదన్వను తత్తదను యజ్ఞం యజ్ఞమను తత్తదను యజ్ఞం అనుయజ్ఞం యజ్ఞమన్వను యజ్ఞగో రక్షాగుంసి రక్షాగుంసి యజ్ఞమన్వను యజ్ఞగో రక్షాగుంసి యజ్ఞగో రక్షాగుంసి రక్షాగుంసి యజ్ఞం యజ్ఞగో రక్షాగుస్య వా వరక్షాగుంసి యజ్ఞం యజ్ఞగో రక్షాగుస్య వా రక్షాగుస్య వరక్షాగుంసి రక్షాగుస్యవ చరంతి చరంత్యవరక్షాగుంసి రక్షాగుస్యవ చరంతి అవచరంతి చరంత్యవచరంతి యద్యచ్చరంత్యవచరంతి యదు చరంతి యద్యచ్చరంతి చరంతి యద్వహంతీనాం వహంతీనా యచ్చరంతి చరంతి యద్వహంతీనాం వహంతీనా యద్యద్వహంతీనాం గృహ్ణాతి గృహ్ణాతి వహంతీనా యద్యద్వహంతీనాం గృహ్ణాతి అహంతీనాం గృహ్ణాతి గృహ్ణాతి వహంతీనాం వహంతీనాం గృహ్ణాతి క్రియమాణం క్రియమాణం గృహ్ణాతి వహంతీనాం వహంతీనాం గృహ్ణాతి క్రియమాణం గృహ్ణాతి క్రియమాణం క్రియమాణం గృహ్ణాతి గృహ్ణాతి క్రియమాణమేవైవ క్రియమాణం గృహ్ణాతి గృహ్ణాతి క్రియమాణమేవ క్రియమాణమేవైవ క్రియమాణం క్రియమాణమేవ తత్తదేవ క్రియమాణం క్రియమాణమేవ తత్ ఏవ తత్తదేవైవ తద్యజ్ఞస్య యజ్ఞస్య తదేవైవ తద్యజ్ఞస్య తద్యజ్ఞస్య యజ్ఞస్య తత్తద్యజ్ఞస్య శయే శయే యజ్ఞస్య తత్తద్యజ్ఞస్య శయే యజ్ఞస్య శయే శయే యజ్ఞస్య యజ్ఞస్య శయే రక్షసాగో రక్షసాగో శయే యజ్ఞస్య యజ్ఞస్య శయే రక్షసా శయే రక్షసాగో రక్షసాగో శయే శయే రక్షసామనన్వచారాయానన్వచారాయ రక్షసాగో శయే శయే రక్షసామనన్వచారాయ రక్షసామనన్వచారాయానన్వచారాయ రక్షసాగో రక్షసామనన్వచారాయ ననానన్వచారాయ రక్షసాగో రక్షసామనన్వచారాయ అనన్వచారాయనన్వచారాయనన్వచారాయనహి ఏలయంత్యేత ఏలయంత్యేలయంత్యేలయంత్యాతృతీయసవనాత్తృతీయసవనాద్దేలయంత్యేలయంత్యాతృతీయసవనాత్పరిపరితృతీయసవనాదాతృతీయసవనాత్పరి శేరే శేరే పరితృతీయసవనాత్తృతీయసవనాత్పరి శేరే తృతీయసవనాదితృతీయసవనాద్ పరిశేరే శేరే పరిపరిశేరే యజ్ఞస్య యజ్ఞస్య శేరే పరిపరిశేరే యజ్ఞస్య శేరే యజ్ఞస్య సంతత్యై సంతత్యై యజ్ఞస్య శేరే శేరే యజ్ఞస్య సంతత్యై యజ్ఞస్య సంతత్యై సంతత్యై యజ్ఞస్య యజ్ఞస్య శేరే శేరే యజ్ఞస్య సంతత్యై సంతత్యా ఇది సంతత్యై బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి సవదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి సహ బ్రహ్మవాదినైతిర్బ్రహ్మవాదినరంది సవదంది వదంతి సతు సవదంది వదంతి సతు సతు సత్వై వైతు సత్వై త్వై వైదు త్వా అధ్వర్యురధ్వర్యుర్వైదు త్వా అధ్వర్యుః త్వా అధ్వర్యురధ్వర్యుర్వైవ అధ్వర్యుస్యాత్స్యాదధ్వర్యుర్వైవ అధ్వర్యుస్యాద్ సోమగోసోమయ్యోయస్వామువావహరన్నుపావహరన్ సోమయ్యోయస్వామువావహరన్ను సోమగోసోమువావహరన్ సర్వాభ్యసర్వాభ్య ఉపావహరన్ను పావహరన్ సర్వాభ్యో దేవతాభ్యో దేవతాభ్యః సర్వాభ్యో దేవతాభ్య ఉపావహరేదు పావహరేత్ దేవతాభ్యః సర్వాభ్యో దేవతాభ్య ఉపావహరేత్ దేవతాభ్యో దేవతాభ్య ఉపావహరేదితి ఉపావహరేదితి హృదయ హృదయ ఇత్యుపావహరేదు హృదయ ఉపావహరేదిత్యుపావహరేదు హృదయ హృదయ ఇది హృదయ హృదయ ఇది హృదయ త్వా హృదయ ఇది హృదయ త్వా హృదయ త్వా హృదయ హృదయ త్వేతి హృదయ హృదయ త్వేతి త్వేతి త్వా త్వేత్యాహేది త్వా త్వేత్యాహ ఇత్యాహ ఆహేతీత్యాహ మనుష్యేభ్యో మనుష్యేభ్య ఆహేతీత్యాహ మనుష్యేభ్య ఆహ మనుష్యేభ్యో మనుష్యేభ్య ఆహాహ మనుష్యేభ్య ఏవైవ మనుష్యేభ్య ఆహాహ మనుష్యేభ్య ఏవ మనుష్యేభ్య ఏవైవ మనుష్యేభ్యో మనుష్యేభ్య ఏవైతేనైతేనైవ మనుష్యేభ్యో మనుష్యేభ్య ఏవైతేన ఏవైతేనైతేనైవైవైతేన కరోతి కరోత్యేతేనైవైవైతేన కరోతి ఏతేన కరోతి కరోత్యేతేనైతేన కరోతి మనసే మనసే కరోత్యేతేనైతేన కరోతి మనసే కరోతి మనసే మనసే కరోతి కరోతి మనసే త్వా త్వా మనసే కరోతి కరోతి మనసే త్వా మనసే త్వా త్వా మనసే మనసే త్వేతి త్వా మనసే మనసే త్వేతి త్వేతి త్వా త్వేత్యాహ హేతి త్వా త్వేత్యాహ ఇత్యాహ హేతీత్యాహ పితృభ్య పితృభ్య ఆహేతీత్యాహ పితృభ్య ఆహ పితృభ్య పితృభ్య ఆహాహ పితృభ్య ఏవైవ పితృభ్య ఆహాహ పితృభ్య ఏవ పితృభ్య ఏవైవ పితృభ్య పితృభ్య ఏవైతేనైతేనైవ పితృభ్య పితృభ్య ఏవైతేన పితృభ్య ఇది పితృభ్య ఏవైతేనైతేనైవైవైతేన కరోతి కరోత్యేతేనైవైవైతేన కరోతి ఏతేన కరోతి కరోత్యేతేనైతేన కరోతి దివే దివే కరోత్యేతేనైతేన కరోతి దివే కరోతి దివే దివే కరోతి కరోతి దివే త్వా దివే కరోతి కరోతి దివే త్వా దివే త్వా త్వా దివే దివే త్వా సూర్యాయ సూర్యాయ త్వా దివే దివే త్వా సూర్యాయ త్వా సూర్యాయ సూర్యాయ త్వా త్వా సూర్యాయ త్వా త్వా సూర్యాయ త్వా త్వా సూర్యాయ త్వా సూర్యాయ త్వా త్వా సూర్యాయ సూర్యాయ త్వేది త్వా సూర్యాయ సూర్యాయ త్వేది త్వేది త్వా త్వేత్యాహ హేది త్వా త్వేత్యాహ ఇత్యాహ హేది ఇత్యాహ దేవేభ్యో దేవేభ్య ఆహేది ఇత్యాహ దేవేభ్య ఆహ దేవేభ్యో దేవేభ్య ఆహాహ దేవేభ్య ఏవైవ దేవేభ్య ఆహాహ దేవేభ్య ఏవ దేవేభ్య ఏవైవ దేవేభ్యో దేవేభ్య ఏవైతేనైతేనైవ దేవేభ్యో దేవేభ్య ఏవైతేన ఏవైతేనైతేనైవైవైతేన కరోతి కరోత్యేతేనైవైవైతేన కరోతి ఏతేన కరోతి కరోత్యేతేనైతేన కరోత్యేతావతి రేతావతిః కరోత్యేతేనైతేన కరోత్యేతావతిః కరోత్యేతావతి రేతావతిః కరోతి కరోత్యేతావతిర్వైవ ఏతావతిః కరోతి కరోత్యేతావతిర్వై ఏతావతిర్వైవ ఏతావతి రేతావతిర్వై దేవతా దేవతావ ఏతావతి రేతావతిర్వై దేవతాః వై దేవతా దేవతా వై వై దేవతాస్తాభ్యస్తాభ్యో దేవతా వై వై దేవతాస్తాభ్య దేవతాస్తాభ్యస్తాభ్యో దేవతా దేవతాస్తాభ్య ఏవైవ తాభ్యో దేవతా దేవతాస్తాభ్య ఏవ తాభ్య ఏవైవ తాభ్యస్తాభ్య ఏవైనమేన దేవతాభ్యస్తాభ్య ఏవైనం ఏవైనమేనమేవైనకు సర్వాభ్య సర్వాభ్య ఏనమేవైనకు సర్వాభ్య ఏనకు సర్వాభ్య సర్వాభ్య ఏనమేనకు సర్వాభ్య ఉపావహరత్యుపావహరతి సర్వాభ్య ఏనమేనకు సర్వాభ్య ఉపావహరతి సర్వాభ్య ఉపావహరత్యుపావహరతి సర్వాభ్య సర్వాభ్య ఉపావహరతి పురా పురోపావహరతి సర్వాభ్య సర్వాభ్య ఉపావహరతి పురా ఉపావహరతి పురా పురోపావహరత్యుపావహరతి పురా వాచో వాచః పురోపావహరత్యుపావహరతి పురా వాచః ఉపావహరతీత్యుపా అవహరతి పురా వాచో వాచః పురా పురా వాచః ప్రవదితో ప్రవదితోర్వాచః పురా పురా వాచః ప్రవదితో వాచః ప్రవదితో ప్రవదితోర్వాచో వాచః ప్రవదితో ప్రాతరణ వాకం ప్రాతరణ వాకం ప్రవదితోర్వాచో వాచః ప్రవదితో ప్రాతరణ వాకం ప్రవదితో ప్రాతరణ వాకం ప్రాతరణ వాకం ప్రవదితో ప్రవదితో ప్రాతరణ వాకముపాకరోత్యుపాకరోతి ప్రాతరణ వాకం ప్రవదితో ప్రవదితో ప్రాతరణ వాకముపాకరోతి ప్రవదితోరితి ప్రవదితో ప్రాతరణ వాకముపాకరోత్యుపాకరోతి ప్రాతరణ వాకముపాకరోతి యావతి యావత్యుపాకరోతి ప్రాతరణ వాకముపాకరోతి యావతి ప్రాతరణ వాకమితి ప్రాతః అనువాకం ఉపాకరోతి యావతి యావత్యుపాకరోత్యుపాకరోతి యావత్యేవైవ యావత్యుపాకరోత్యుపాకరోతి యావత్యేవ ఉపాకరోతీత్యుపాకరోతి యావత్యేవైవ యావతి యావత్యేవ వాగ్వాగేవ యావతి యావత్యేవ వాక్ ఏవ వాగ్వాగేవైవ వాక్తాంతాం వాగేవైవ వాక్తాం వాక్తాంతాం వాగ్వాక్తామవావతాం వాగ్వాక్తామవ తామవతాంతామవరుంధే రుంధేవతాంతామవరుంధే అవరుంధే రుంధే వావరుంధే పో రుంధే వావరుంధే రుంధేపోరుంధేరుంధేపోగ్రేగ్రేపోరుంధేరుంధేపోగ్రే అపోగ్రేగ్రేపోగ్రే విద్యాహరత్యవిద్యాహరత్యగ్రేపోగ్రే విద్యాహరతి అగ్రే విద్యాహరత్యవిద్యాహరత్యగ్రేగ్రే విద్యాహరతి యజ్ఞో యజ్ఞో విద్యాహరత్యగ్రేగ్రే విద్యాహరతి యజ్ఞ అభివ్యాహరతి యజ్ఞో యజ్ఞోభివ్యాహరత్యవిద్యాహరతి యజ్ఞో వై వై యజ్ఞోభివ్యాహరత్యవిద్యాహరతి యజ్ఞో వై అభివ్యాహరతీత్యభివ్యాహరతి యజ్ఞో వై వై యజ్ఞో యజ్ఞో వా ఆప ఆపో వై యజ్ఞో యజ్ఞో వా ఆప వా ఆప ఆపో వై వా ఆపో యజ్ఞం యజ్ఞమాపో వై వా ఆపో యజ్ఞం ఆపో యజ్ఞం యజ్ఞమాప ఆపో యజ్ఞమేవైవ యజ్ఞమాప ఆపో యజ్ఞమేవ యజ్ఞమేవైవ యజ్ఞం యజ్ఞమేవాభ్యాభ్యేవ యజ్ఞం యజ్ఞమేవాభి ఏవాభ్యా అభ్యేవైవాభివాచం వాచమభ్యేవైవాభివాచం అభివాచం వాచమభ్యభివాచం వివాచమభ్యభివాచం వి వాచం వివాచం వాచం విసృజతి సృజతి వాచం వాచం విసృజతి విసృజతి సృజతి విసృజతి సర్వాణి సర్వాణి సృజతి విసృజతి సర్వాణి సృజతి సర్వాణి సర్వాణి సృజతి సృజతి సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి సర్వాణి సృజతి సర్వాణి ఛందాగుంసి సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి సర్వాణి సర్వాణి ఛందాగుస్యమ్మను ఛందాగుంసి సర్వాణి సర్వాణి ఛందాగుస్యను ఛందాగుస్యమ్మను ఛందాగుంసి ఛందాగుస్యన్వాహారు ఛందాగుంసి ఛందాగుస్యన్వాహ అన్వాహాన్వన్వాహ పశవ పశవ ఆహాన్వన్వాహ పశవ ఆహ పశవ పశవ ఆహాహ పశవో వై వై పశవ ఆహాహ పశవో వై పశవో వై వై పశవ పశవో వై ఛందాగుంసి ఛందాగుంసి వై పశవ పశవో వై ఛందాగుంసి వై ఛందాగుంసి ఛందాగుంసి వై వై ఛందాగుంసి పశూన్ పశూన్ ఛందాగుంసి వై వై ఛందాగుంసి పశూన్ ఛందాగుంసి పశూన్ పశూన్ ఛందాగుంసి ఛందాగుంసి పశూనేవైవ పశూన్ ఛందాగుంసి ఛందాగుంసి పశూనేవ పశూనేవైవ పశూన్ పశూనేవా పశూన్ పశూనేవా ఏవై వై వృంధే రంధే వై వై వృంధే అవరుంధే రంధే వృంధే గాయత్ర్యా గాయత్ర్యా రంధే వృంధే గాయత్ర్యా రుంధే గాయత్ర్యా గాయత్ర్యా రుంధే రుంధే గాయత్ర్యా తేజస్కామస్ తేజస్కామస్ గాయత్ర్యా రుంధే రుంధే గాయత్ర్యా తేజస్కామస్ గాయత్ర్యా తేజస్కామస్ తేజస్కామస్ గాయత్ర్యా గాయత్ర్యా తేజస్కామస్ పరి పరి తేజస్కామస్ గాయత్ర్యా గాయత్ర్యా తేజస్కామస్ పరి తేజస్కామస్ పరి పరి తేజస్కామస్ తేజస్కామస్ పరి దధ్యాద్ధ్యాత్ పరి తేజస్కామస్ తేజస్కామస్ పరి దధ్యాత్ తేజస్కామస్యేది తేజ కామస్ పరిదధ్యాద్ధ్యాత్ పరి పరి దధ్యాత్ త్రిష్టుభా త్రిష్టుభా దధ్యాత్ పరి పరి దధ్యాత్ త్రిష్టుభా దధ్యాత్ త్రిష్టుభా త్రిష్టుభా దధ్యాత్ దధ్యాత్ త్రిష్టుభేంద్రియకామస్యేంద్రియకామస్య త్రిష్టుభా దధ్యాత్ దధ్యాత్ త్రిష్టుభేంద్రియకామస్ త్రిష్టుభేంద్రియకామస్యేంద్రియకామస్య త్రిష్టుభా త్రిష్టుభేంద్రియకామస్య జగత్యా జగత్యేంద్రియకామస్య త్రిష్టుభా త్రిష్టుభేంద్రియకామస్య జగత్యా ఇంద్రియకామస్య జగత్యా జగత్యేంద్రియకామస్యేంద్రియకామస్య జగత్యా పశుకామస్య పశుకామస్య జగత్యేంద్రియకామస్యేంద్రియకామస్య జగత్యా పశుకామస్య ఇంద్రియకామస్యేది ఇంద్రియా కామస్య జగత్యా పశుకామస్య పశుకామస్య జగత్యా జగత్యా పశుకామస్యానుష్ఠుభా నుష్ఠుభా పశుకామస్య జగత్యా జగత్యా పశుకామస్యానుష్ఠుభా పశుకామస్యానుష్ఠుభా నుష్ఠుభా పశుకామస్య పశుకామస్యానుష్ఠుభా ప్రతిష్టాకామస్య ప్రతిష్టాకామస్యానుష్ఠుభా పశుకామస్య పశుకామస్యానుష్ఠుభా ప్రతిష్టాకామస్య పశుకామస్యేతి పశుకామస్య అనుష్ఠుభా ప్రతిష్టాకామస్య ప్రతిష్టాకామస్యానుష్ఠుభా నుష్ఠుభా ప్రతిష్టాకామస్య పంచా పంచా ప్రతిష్టాకామస్యానుష్ఠుభా నుష్ఠుభా ప్రతిష్టాకామస్య పంచా అనుష్ఠుభేద్యనోస్తుభా ప్రతిష్టాకామస్య పంచా పంచా ప్రతిష్టాకామస్య ప్రతిష్టాకామస్య పంచా యజ్ఞకామస్య యజ్ఞకామస్య పంచా ప్రతిష్టాకామస్య ప్రతిష్టాకామస్య పంచా యజ్ఞకామస్య ప్రతిష్టాకామస్యేది ప్రతిష్టాకామస్య పంచా యజ్ఞకామస్య యజ్ఞకామస్య పంచా పంచా యజ్ఞకామస్య విరాజా విరాజా యజ్ఞకామస్య పంచా పంచా యజ్ఞకామస్య విరాజా యజ్ఞకామస్య విరాజా విరాజా యజ్ఞకామస్య యజ్ఞకామస్య విరాజాన్నకామస్యాన్నకామస్య విరాజా యజ్ఞకామస్య యజ్ఞకామస్య విరాజాన్నకామస్య యజ్ఞకామస్యేది యజ్ఞకామస్య విరాజాన్నకామస్యాన్నకామస్య విరాజా విరాజాన్నకామస్య శృణోతు శృణోత్వన్నకామస్య విరాజా విరాజాన్నకామస్య శృణోతు విరాజేతి విరాజా అన్నకామస్య శృణోతి శృణోత్వన్నకామస్యాన్నకామస్య శృణోత్వగ్నిరగ్ని శృణోత్వన్నకామస్యాన్నకామస్య శృణోత్వగ్ని అన్నకామస్యేత్యన్నకామస్య శృణోత్వగ్నిరగ్ని శృణోతి శృణోత్వగ్నిః సమిధా సమిధాగ్ని శృణోతి శృణోత్వగ్నిః సమిధాః అగ్నిః సమిధా సమిధాగ్నిరగ్నిః సమిధాః వగోహవగో సమిధాగ్నిరగ్నిః సమిధావం సమిధాః వగోహవగో సమిధా సమిధావం మే మే హవగో సమిధా సమిధావం మే సమిధేతి సంవిధాః హవం మే మే హవగో హవం మయితీతి మే హవగో హవం మయితి మయితీతి మే మయిత్యాహేతి మే మయిత్యాహ ఇత్యాహేతీత్యాహ సవితృప్రసూతః సవితృప్రసూత ఆహేతీత్యాహ సవితృప్రసూతః ఆహ సవితృప్రసూతః సవితృప్రసూత ఆహాహ సవితృప్రసూత ఏవైవ సవితృప్రసూత ఆహాహ సవితృప్రసూత ఏవ సవితృప్రసూత ఏవైవ సవితృప్రసూతః సవితృప్రసూత ఏవ దేవతాభ్యో దేవతాభ్య ఏవ సవితృప్రసూతః సవితృప్రసూత ఏవ దేవతాభ్య సవితృప్రసూత ఇది సవితృప్రసూతః ఏవ దేవతాభ్యో దేవతాభ్య ఏవైవ దేవతాభ్యో నివేద్య నివేద్య దేవతాభ్య ఏవైవ దేవతాభ్యో నివేద్య దేవతాభ్యో నివేద్య నివేద్య దేవతాభ్యో దేవతాభ్యో నివేద్యాపోపో నివేద్య దేవతాభ్యో దేవతాభ్యో నివేద్యాప నివేద్యాపోపో నివేద్య నివేద్యాపోచ్ఛాపో నివేద్య నివేద్యాపోచ్ఛ నివేద్యేతి నివేద్య అవోచ్ఛాపోపోచ్ఛైత్యచ్ఛాపోపోచ్ఛైతి అచ్చైత్యచ్చాచ్చైత్యపోపేత్యచ్చాచ్చైత్యపహేత్యపహిష్యేష్యాపేత్యపహిష్యాపహిష్యహోదరహోదరిష్యాపోపహిష్యహోదరిష్యేష్యహోదరితీతిహోదరిష్యేష్యహోదరినిహోదరితీతిహోదరహోదరిత్యాహేతిహోదరహోదరిత్యాహ ఇత్యాహేతీత్యాహేషితమిషితమాహేతీత్యాహేషితమ్ ఆహేషితమిషితమాహేషితగూహిః శితమాహేషితగూహిః ఇషితగూహిః శితమిషితగూహిః కర్మకర్మహిః శితమిషితగూహిః కర్మ హి కర్మకర్మహిః కర్మక్రియతే క్రియతే కర్మ హి కర్మక్రియతే కర్మక్రియతే క్రియతే కర్మకర్మక్రియతే మైత్రావరుణస్య మైత్రావరుణస్య క్రియతే కర్మకర్మక్రియతే మైత్రావరుణస్య మైత్రావరుణస్య మైత్రావరుణస్య క్రియతే క్రియతే మైత్రావరుణస్య చమసాధ్వర్యో చమసాధ్వర్యో మైత్రావరుణస్య క్రియతే క్రియతే మైత్రావరుణస్య చమసాధ్వర్యో మైత్రావరుణస్య చమసాధ్వర్యో చమసాధ్వర్యో మైత్రావరుణస్య మైత్రావరుణస్య చమసాధ్వర్యవా చమసాధ్వర్యవా చమసాధ్వర్యో చమసాధ్వర్యవాద్రవ అపాన్నపాన్నపాదపామపాన్నపాదితీతనపాదపామపాన్నపాదితి నపాదితీతనపాన్నపాదిత్యాహ హేతనపాన్నపాదిత్యాహ ఇత్యాహేతిహుత్యాహుత్యాహేరీత్యాహుత్యా ఆహుత్యాహుత్యాహుత్యైవైవాహుత్యాహుత్యైవైనా ఏనా ఏవాహుత్యాహుత్యైవైనా ఆహుత్యేచ్చా ఏవైనా ఏనా ఏవైవైనా నిష్క్రియ నిష్క్రియైనా ఏవైవైనా నిష్క్రియ ఏనా నిష్క్రియ నిష్క్రియైనా ఏనా నిష్క్రియ గృహ్ణాతి గృహ్ణాతి నిష్క్రియైనా ఏనా నిష్క్రియ గృహ్ణాతి నిష్క్రియగృహ్ణాతిగృహ్ణాతి నిష్క్రియగృహ్ణాత్యథో అథో గృహ్ణాతి నిష్క్రియ నిష్క్రియగృహ్ణాత్యథో నిష్క్రియేతి క్రియ గృహ్ణాత్యథో అథో గృహ్ణాతి గృహ్ణాత్యథో హవిష్కృతానాగుం హవిష్కృతానామథో గృహ్ణాతి గృహ్ణాత్యథో హవిష్కృతానా అథో హవిష్కృతానాగుం హవిష్కృతానామథో అథో హవిష్కృతానా మేవైవ హవిష్కృతానామథో అథో హవిష్కృతానా మేవ అథో ఇత్యథో అభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత్యభిగృతానామిత ఆహ శమలగో శమలమాహ శమలమేవైవ శమలమాహ శమలమేవ శమలమేవైవ శమలగో శమలమేవాసామాసామేవ శమలగో శమలమేవాసామ్ ఏవాసామాసామేవైవ సామపాపాసామేవైవాసామప ఆసామపాపాసామాసామపప్లావయతిప్లావయత్యపాసామాసామపప్లావయతి అపప్లావయతిప్లావయత్య పాపప్లావయతి సముద్రస్య సముద్రస్య ప్లావయత్య పాపప్లావయతి సముద్రస్య ప్లావయతి సముద్రస్య సముద్రస్య ప్లావయతి ప్లావయతి సముద్రస్య వోవః సముద్రస్య ప్లావయతి ప్లావయతి సముద్రస్య వః సముద్రస్య వోవః సముద్రస్య సముద్రస్య వోక్షిత్యా అక్షిత్యైవ సముద్రస్య సముద్రస్య వోక్షిత్యై వోక్షిత్యా అక్షిత్యై వోవోక్షిత్యా ఉదుదక్షిత్యై వోవోక్షిత్యా ఉదు అక్షిత్యా ఉదుదక్షిత్యా అక్షిత్యా ఉన్నయేన య ఉదక్షిత్యా అక్షిత్యా ఉన్నయే ఉన్నయేన య ఉదున్నయ ఇదీతన య ఉదున్నయ ఇది నయీతనయన ఇత్యాహేతనయన ఇత్యాహ ఇత్యాహేదీత్యాహ తస్మాత్ తస్మాదాహేదీత్యాహ తస్మాద్ ఆహ తస్మాత్ తస్మాదాహ తస్మాదద్యమానా అద్యమానాస్తస్మాదాహ తస్మాదద్యమానాః తస్మాదద్యమానా అద్యమానాస్తస్మాత్ తస్మాదద్యమానాః ప్రీయమానాః ప్రీయమానా అద్యమానాస్తస్మాత్ తస్మాదద్యమానాః ప్రీయమానాః అద్యమానాః ప్రీయమానాః ప్రీయమానా అద్యమానా అద్యమానాః ప్రీయమానా ఆప ఆపః ప్రీయమానా అద్యమానా అద్యమానాః ప్రీయమానా ఆపః ప్రీయమానా ఆప ఆపః ప్రీయమానాః ప్రీయమానా ఆపోననాపః ప్రీయమానాః ప్రీయమానా ఆపోన ఆపోననాప ఆపోన క్షీయందే క్షీయందేనాప ఆపోన క్షీయందే నక్షీయందే క్షీయందేన నక్షీయందే యోనిర్యోనిః క్షీయందేన నక్షీయందే యోనిః క్షీయందేయోనిర్యోనిః క్షీయందే క్షీయందేయోనిర్వైవయ్యోనిః క్షీయందే క్షీయందేయోనిర్వై యోనిర్వైవయ్యోనిర్యోనిర్వై యజ్ఞస్య యజ్ఞస్య వైయోనిర్యోనిర్వై యజ్ఞస్య వైయజ్ఞస్య యజ్ఞస్య వైవై యజ్ఞస్య చాత్వారం చాత్వారం యజ్ఞస్య వైవై యజ్ఞస్య చాత్వారం యజ్ఞస్య చాత్వారం చాత్వారం యజ్ఞస్య యజ్ఞస్య చాత్వారం యజ్ఞో యజ్ఞశ్చాత్వారం యజ్ఞస్య యజ్ఞస్య చాత్వారం యజ్ఞ చాత్వారం యజ్ఞో యజ్ఞశ్చాత్వారం చాత్వారం యజ్ఞో వసదేవరేర్వస దేవరేర్యజ్ఞశ్చాత్వారం చాత్వారం యజ్ఞోవస దేవరేః యజ్ఞోవస దేవరేర్వస దేవరేర్యజ్ఞో యజ్ఞోవస దేవరేరో వృషమసమోహో వృషమసం వస దేవరేర్యజ్ఞో యజ్ఞోవస దేవరేరో వృషమసం వస దేవరేరో వృషమసమోహో వృషమసం వస దేవరేర్వస దేవరేరో వృషమసంచో వృషమసం వస దేవరేర్వస దేవరేరో వృషమసం చ హోతృచమసంచత హోతృచమసమోహోతృచమసంచ మైత్రావరుణచమసం మయీత్రావరుణచమసంచ హోతృచమసమోహోతృచమసంచ మైత్రావరుణచమసం హోతృచమసమితి హోతృచమసం

అతిరాత్రోయజుర్వదనువదనుయజుర్వదన్నో అతిరాత్రైత్యతి రాత్ర యజుర్వదనువదనుయజుర్యజుర్వదన్ ప్రవదనుయజుర్యజుర్వదన్ ప్రవదన్ ప్రవదనువదన్ ప్రవద్యతే పద్యతే ప్రవదనువదన్ ప్రవద్యతే ప్రవద్యతే పద్యతే ప్రవద్యతే యజ్ఞక్రతూనా యజ్ఞక్రతూనాం పద్యతే ప్రవద్యతే యజ్ఞక్రతూనాం పద్యతే యజ్ఞక్రతూనా యజ్ఞక్రతూనాం పద్యతే పద్యతే యజ్ఞక్రతూనాం వ్యావృత్యై వ్యావృత్యై యజ్ఞక్రతూనాం పద్యతే పద్యతే యజ్ఞక్రతూనాం వ్యావృత్యై యజ్ఞక్రతూనాం వ్యావృత్యై వ్యావృత్యై యజ్ఞక్రతూనాం యజ్ఞక్రతూనాం వ్యావృత్యై యజ్ఞక్రతూనామితి యజ్ఞక్రతూనాం వ్యావృత్యా ఇది వి ఆవృత్యై దేవస్యత్వాత్వా దేవస్య దేవస్యత్వా సవితుస్ వితుస్త్వా దేవస్య దేవస్యత్వా సవితుః ఆసమితుస్ వితుస్త్వాత్మా సవితు ప్రసవే ప్రసవే సవితుస్త్వాత్మా సవితు ప్రసవే సవితు ప్రసవే ప్రసవే సవితుస్ వితు ప్రసవైతి ప్రసవే సవితుస్ వితు ప్రసవైతి ప్రసవైతి ప్రసవే ప్రసవైతి గ్రావాణం గ్రావాణమిది ప్రసవే ప్రసవైతి గ్రావాణం ఇది కవైతి ప్రాసవే ఇది గ్రావాణం గ్రావాణమిది గ్రావాణమా గ్రావాణమిది గ్రావాణమా గ్రావాణమాగ్రావాణం గ్రావాణమాదత్తే దత్త ఆగ్రావాణం గ్రావాణమాదత్తే ఆదత్తే దత్త ఆదత్తే ప్రసూర్త్యై ప్రసూర్త్యై దత్త ఆదత్తే ప్రసూర్త్యై దత్తే ప్రసూర్త్యై ప్రసూర్త్యై దత్తే దత్తే ప్రసూర్యాశ్వినా ప్రసూర్త్యై దత్తే దత్తే ప్రసూర్యాశ్వినాః ప్రసూత్యాశ్వినరశ్వినః ప్రసూత్యై ప్రసూత్యాశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యామశ్వినః ప్రసూత్యై ప్రసూత్యాశ్వినోర్బాహుభ్యాం ప్రసూత్యాయి ప్రసూత్యై అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యామశ్వినరశ్వినోర్బాహుభ్యామిది బాహుభ్యామశ్వినరశ్వినోర్బాహుభ్యామిది బాహుభ్యామిది బాహుభ్యాం బాహుభ్యామిత్యాహేది బాహుభ్యాం బాహుభ్యామిత్యాహ బాహుభ్యామిది బాహుభ్యాం ఇత్యాహేదిత్యాహాశ్వినామశ్వినా వాహేదిత్యాహాశ్వినౌ ఆహాశ్వినామశ్వినా వాహాశ్వినౌ హిశ్వినా వాహాశ్వినౌ హి అశ్వినౌ హిశ్వినామశ్వినౌ హి దేవానాం దేవానాగుహ్యశ్వినామశ్వినౌ హి దేవానాం దేవానాగుంహి దేవానామధ్వర్యూ అధ్వర్యూ దేవానాగుంహి దేవానామధ్వర్యూ దేవానామధ్వర్యూ అధ్వర్యూ దేవానాం దేవానామధ్వర్యూ ఆస్తామాస్తామధ్వర్యూ దేవానాం దేవానామధ్వర్యూ ఆస్తాం అధ్వర్యూ ఆస్తామాస్తామధ్వర్యూ అధ్వర్యూ ఆస్తాం పూష్ణ పూష్ణ ఆస్తామధ్వర్యూ అధ్వర్యూ ఆస్తాం పూష్ణ అధ్వర్యూ ఇత్యధ్వర్యూ ఆస్తాం పూష్ణ పూష్ణ ఆస్తామాస్తాం పూష్ణోహస్తాభ్యాగుహస్తాభ్యాం పూష్ణాస్తామాస్తాం పూష్ణోహస్తాభ్యాం పూష్ణోహస్తాభ్యాగుహస్తాభ్యాం పూష్ణ పూష్ణోహస్తాభ్యామితి హస్తాభ్యాం పూష్ణ పూష్ణోహస్తాభ్యామితి హస్తాభ్యామితి హస్తాభ్యాగుహస్తాభ్యామిత్యాహేది హస్తాభ్యాగుహస్తాభ్యామిత్యాహ ఇత్యాహేదిత్యాహయత్యై ఆహయత్యై పశవః పశవో ఆహాహయత్యై పశవః యత్యై పశవః పశవో యత్యై పశవో వై వై పశవో యత్యై పశవో వై పశవో వై వై పశవః పశవో వై సోమ సోమో వై పశవః పశవో వై సోమ వై సోమ సోమో వై వై సోమో వ్యానో వ్యాన సోమో వై వై సోమో వ్యాన సోమో వ్యానో వ్యాన సోమ సోమో వ్యాన ఉపాగుంశ సమన ఉపాగుంశ సమనో వ్యాన సోమ సోమో వ్యాన ఉపాగుంశ సమన వ్యాన ఉపాగుంశ సమన ఉపాగుంశ సమనో వ్యానో వ్యాన ఉపాగుంశ సమనో యద్యుపాగుంశ సమనో వ్యానో వ్యాన ఉపాగుంశ సమనో యత్ వ్యానమితి అనః ఉపాగుంశ సమనో యద్యుపాగుంశ సమన ఉపాగుంశ సమనో యదుపాగుంశ సమనముపాగుంశ సమన యదుపాగుంశ సమన ఉపాగుంశ సమనో యదుపాగుంశ సమనం ఉపాగుంశ సమన ఇత్యుపాగుంశో సమన యదుపాగుంశ సమనముపాగుంశ సమన యద్యుపాగుంశ సమనమభ్యా అభ్యుపాగుంశ సమన యద్యుపాగుంశ సమనమభి ఉపాగుంశసవనమభ్యాభ్యుపాగుంశసవనమువాగుంశసవనమభిమీతేమీతేభ్యుపాగుంశసవనముపాగుంశసవనమభిమీతే ఉపాగుంశసవనమిత్యుపాగుంశోసవనం అభిమీతేమిమీతేభ్యమిమీతేభ్యమిమీతేభ్యమిమీతేభ్యానం జ్ఞానం మిమీతేభ్యమిమీతేభ్యానం మిమీతేభ్యానం జ్ఞానమేవైవ జ్ఞానం మిమీతేమిమీతేభ్యానమేవ జ్ఞానమేవైవ జ్ఞానం జ్ఞానమేవ పశుషు పశుష్వేవ జ్ఞానం జ్ఞానమేవ పశుషు జ్ఞానమితి వీ అనం పశుషు పశుష్వేవైవ పశుషు దధాతి పశుష్వేవైవ పశుషు దధాతి పశుషు దధాతి పశుషు పశుషు దధాతి ఇంద్రాయేంద్రాయ దధాతి పశుషు పశుషు దధాతి ఇంద్రాయ దధాతి ఇంద్రాయేంద్రాయ దధాతి పశుషు పశుషు దధాతి ఇంద్రాయ దధాతి ఇంద్రాయేంద్రాయ దధాతి పశుషు పశుషు దధాతి ఇంద్రాయ ఇంద్రాయ త్వాత్వేంద్రాయ దధాతి దధాతి ఇంద్రాయ త్వాత్వేంద్రాయ దధాతి దధాతి ఇంద్రాయ త్వా ఇంద్రాయేంద్రాయ త్వాత్వేంద్రాయ త్వాత్వేంద్రాయ త్వా ఇంద్రాయ త్వాత్వేంద్రాయేంద్రాయ త్వేతి ఇంద్రాయేంద్రాయ త్వేతి వేదీ త్వాత్వేతి మిమీతే మిమీతమితి త్వాత్వేతి మిమీతే ఇతి మిమీతే మిమీతమితి త్వాత్వేతి మిమీతే మిమీతమితి త్వాత్వేతి మిమీతే ఇంద్రాయేంద్రాయ మిమీతమితి త్వాత్వేతి మిమీతే ఇంద్రాయ మిమీతమితి ఇంద్రాయ పంచకృత్వకృత్వపంచపంచకృత్వోయదుషాయదుషాకృత్వపంచపంచకృత్వోయదుషాకృత్వోయదుషాయదుషాకృత్వకృత్వోయదుషామిమీతేమిమీతేయదుషాకృత్వకృత్వోయదుషామిమీతే యదుషామిమీతేమిమీతేయదుషాయదుషామిమీతేపంచాక్షరాపంచాక్షరామిమీతేయదుషాయదుషామిమీతేపంచాక్షరామిమీతేపంచాక్షరాపంచాక్షరేతిపంచాక్షరాపంచాక్షరామిమీతేమిమీతేపంచాక్షరాపంక్తిఃపంక్తిఃపంచాక్షరామిమీతేమిమీతేపంచాక్షరాపంక్తిఃపంక్తిఃపంక్తిఃపంక్తిఃపంక్తిఃపంక్తిఃపంక్తిఃపంక్తిఃపంక్తిః రంధే పంచ పంచ రంధే రంధే పంచకృత్వ కృత్వ పంచ రంధే రంధే పంచకృత్వ పంచకృత్వ కృత్వ పంచ పంచకృత్వస్తూష్ణీం తూష్ణీం కృత్వ పంచ పంచకృత్వస్తూష్ణీం కృతస్తూష్ణీం తూష్ణీం కృత్వ కృత్వస్తూష్ణీం దశ దశ తూష్ణీం కృత్వ కృత్వస్తూష్ణీం దశ తూష్ణీం దశ దశ తూష్ణీం తూష్ణీం దశ సకంసం దశ తూష్ణీం తూష్ణీం దశసం దశ సకంసం దశ దశ సంపద్యంతే పద్యంతే సందశ దశ సంపద్యంతే సంపద్యంతే పద్యంతే సకం సంపద్యంతే దశ అక్షరా పద్యంతే సకం సంపద్యంతే దశ అక్షరా పద్యంతే దశ అక్షరా పద్యంతే పద్యంతే దశ అక్షరా విరాట్ విరాట్ దశ అక్షరా పద్యంతే పద్యంతే దశ అక్షరా విరాట్ దశ అక్షరా విరాట్ విరాట్ దశ అక్షరా దశ అక్షరా విరాడన్నమన్నం విరాట్ దశ అక్షరా దశ అక్షరా విరాడన్నం దశాక్షరేతి దశ అక్షరా విరాడన్నమన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడితి విరాట్ అన్నం విరాట్ విరాడన్నమన్నం విరాట్ విరాజ విరాజ విరాడన్నమన్నం విరాట్ విరాజ విరాట్ విరాజ విరాజ విరాట్ విరాట్ విరాజైవైవ విరాజ విరాట్ విరాట్ విరాజైవ విరాడితి విరాట్ విరాజైవైవ విరాజ విరాజైవాన్నాద్యమన్నాద్యమేవ విరాజ విరాజైవాన్నాద్యం విరాజేతి విరాజ ఏవాన్నాజ్యమన్నాజ్యమేవైవాన్నాజ్యమవాన్నాజ్యమేవైవాన్నాజ్యమవ అన్నాజ్యమవాన్నాజ్యమన్నాజ్యమవరుంధేరుంధేవాన్నాజ్యమన్నాజ్యమవరుంధే అన్నాజ్యమిత్యన్నా అజ్యం అవరుంధేరుంధే వావరుంధే శ్వాత్రా శ్వాత్రారుంధే వావరుంధే శ్వాత్రా రుంధే శ్వాత్రా శ్వాత్రారుంధేరుంధే శ్వాత్రాస్థస్థ శ్వాత్రారుంధేరుంధే శ్వాత్రాస్థ శ్వాత్రాస్థస్థ శ్వాత్రా శ్వాత్రాస్థ వృత్రదుర వృత్రదురస్థ శ్వాత్రా శ్వాత్రాస్థ వృత్రదుర స్థవృత్రదుర వృత్రదురస్థస్థ వృత్రదుర ఇది వృత్రదురస్థస్థ వృత్రదుర ఇది వృత్రదుర ఇది వృత్రదుర వృత్రదుర ఇత్యాహ హేది వృత్రదుర వృత్రదుర ఇత్యాహ వృత్రదుర ఇది వృత్రాదుర ఇత్యాహ హేది ఇత్యాహైష ఏష ఆహేది ఇత్యాహైష ఆహైష ఏష ఆహాహైష వై వా ఏష ఆహాహైష వై ఏష వై వా ఏష ఏష వా అపామపాం వా ఏష ఏష వా అపాం వా అపామపాం వై వా అపాగం సోమపీఠ సోమపీఠోపాం వై వా అపాగం సోమపీఠ అపాగం సోమపీఠ సోమపీఠోపామపాగం సోమపీఠో యోయ సోమపీఠోపామపాగం సోమపీఠోయ సోమపీఠో యోయ సోమపీఠ సోమపీఠోయ ఏమేవయ సోమపీఠ సోమపీఠోయ ఏం సోమపీఠ ఇది సోమపీఠ ఏమేవయ ఏం వేద వేదైవం యోయ ఏం వేద ఏం వేద వేదైవమేవం వేదనన వేదైవమేవం వేదన వేదనన వేద వేదనాప్సున వేద వేదనాప్సు నాప్సునాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వాప్స్వ ఆశ్రిత్య భూసు ఆర్తిమార్తిమార్తిమార్చత్యుచ్చత్యార్తిమార్తిమార్చది ఆర్చత్యుచ్చత్యార్చది యద్యదృచ్చత్యార్చది యద్ అర్చది యద్యదృచ్చత్యుచ్చది యత్తే దే యదృచ్చత్యుచ్చది యత్తే యత్తే దే యద్యత్తే సోమ సోమతే యద్యత్తే సోమ తే సోమ సోమతే తే సోమ దివి దివి సోమతే తే సోమ దివి సోమ దివి దివి సోమ సోమ దివి జ్యోతిర్జ్యోతిర్దివి సోమ సోమ దివి జ్యోతి దివి జ్యోతిర్జ్యోతిర్దివి దివి జ్యోతిరితి జ్యోతిర్దివి దివి జ్యోతిరితి జ్యోతిరితి నిజ్యోతిర్జ్యోతిరిత్యాహేద్యోతిర్జ్యోతిరిత్యాహ ఇత్యాహేదీత్యాహైభ్యేభ్య ఆహేదీత్యాహైభ్య ఆహైభ్య ఏభ్య ఆహైభ్య ఏవైవైభ్య ఆహైభ్య ఏవ ఏభ్య ఏవైవైభ్య ఏభ్య ఏవైనమేనమేవైభ్య ఏభ్య ఏవైనం ఏవైనమేనమేవైనం లోకేభ్యో లోకేభ్య ఏనమేవైనం లోకేభ్య ఏనం లోకేభ్యో లోకేభ్య ఏనమేనం లోకేభ్యస్సుకుంసం లోకేభ్య ఏనమేనం లోకేభ్యస్సుం లోకేభ్యస్సుకుంసం లోకేభ్యో లోకేభ్యస్సం భరతి భరతి సంలోకేభ్యో లోకేభ్యస్సం భరతి సంభరతి భరతి సగుంసం భరతి సోమ సోమో భరతి సగుంసం భరతి సోమ భరతి సోమ సోమో భరతి భరతి సోమో వై వై సోమో భరతి భరతి సోమో వై సోమో వై వై సోమ సోమో వై రాజా రాజా వై సోమ సోమో వై రాజా వై రాజా రాజా వై వై రాజా దిశో దిశో రాజా వై వై రాజా దిశ రాజా దిశో దిశో రాజా రాజా దిశోభ్యభి దిశో రాజా రాజా దిశోభి దిశోభ్యభి దిశో దిశోభ్యధ్యాయద్యాయదభి దిశో దిశోభ్యధ్యాయద్ అభ్యధ్యాయద్యాయద్భ్యా అభ్యధ్యాయత్సోధ్యాయద్భ్యాధ్యాయత్సోధ్యాయద్యాయత్స దిశో దిశస్వోధ్యాయద్యాయత్స దిశ సదిశో దిశస్వ సదిశోన్వన దిశస్వ సదిశోను దిశోన్వన దిశో దిశోన ప్రాణ దిశో దిశోన అన ప్రాణ్వన ప్రావిశద విషత్ ప్రాణ్వన ప్రావిశద్ ప్రావిశద విషత్ ప్రావిశత్ ప్రాక్ ప్రాగ విషత్ ప్రావిశత్ ప్రాగ అవిషత్ ప్రాక్ ప్రాగ విషద విషత్ ప్రాగ పాగ పాక్ ప్రాగ విషద విషత్ ప్రాగ పాగ ప్రాగ పాగ పాక్ ప్రాక్ ప్రాగ పాగుదాక్ ప్రాక్ ప్రాగ పాగుదకు అపాగుదగుదగ పాగ పాగుదగ ధరాగ ధరాగుదగ పాగ పాగుదగ ధరాగ ఉదగ ధరాగ ధరాగుదగుదగ ధరాగితీత్య ధరాగుదగుదగ ధరాగితి అధరాగితీత్య ధరాగ ధరాగిత్యాహేత్య ధరాగ ధరాగిత్యాహ ఇత్యాహేదీత్యాహ దిభ్యో దిభ్య ఆహేదీత్యాహ దిభ్య ఆహ దిభ్యో దిభ్య ఆహాహ దిభ్య ఏవైవ దిభ్య ఆహాహ దిభ్య ఏవ దిభ్య ఏవైవ దిభ్యో దిభ్య ఏవైనమేనమేవ దిభ్యో దిభ్య ఏవైనం దిభ్య ఇది దిగోభ్య ఏవైనమేనమేవైవైనకుంసకుంసమేనమేవైవైనకుంసంకుంసమేనమేనకుంసం భరతి భరతి సమేనమేనకుంసం భరతి సంభరతి భరతి సకుంసం భరత్యథో అథో భరతి సకుంసం భరత్యథో భరత్యథో అథో భరతి భరత్యథో దిశో దిశోథో భరతి భరత్యథో దిశ అథో దిశో దిశోథో అథో దిశ ఏవైవ దిశోథో అథో దిశ ఏవ అథో ఇత్యథో దిశ ఏవైవ దిశో దిశ ఏవాస్మాస్మ ఏవ దిశో దిశ ఏవాస్మై ఏవాస్మ అస్మ ఏవైవాస్మ అవాస్మ ఏవైవాస్మ అవ అస్మ అవాస్మ అస్మ అవరుంధే రుంధే వాస్మ అస్మ అవరుంధే అవరుంధే రుంధే వావరుంధేం బాంబరుంధే వావరుంధేంబ రుంధేం బాంబరుంధే రుంధేం భనిన్యం వరుంధే రుంధేంబని అంబనిన్యం వాంబనిశ్వరస్వరణ్యం వాంబనిశ్వర నిశ్వరస్వరణి నిశ్వరేదీతి స్వరణి నిశ్వరేది స్వరేదీతి స్వరస్వరేత్యాహ హేతి స్వరస్వరేత్యాహ ఇత్యాహ హేదీత్యాహ కాముకాః కాముకా ఆహేదీత్యాహ కాముకాః ఆహ కాముకాః కాముకా ఆహాహ కాముకా ఏనమేనం కాముకా ఆహాహ కాముకా ఏనం కాముకా ఏనమేనం కాముకాః కాముకా ఏనగ్స్త్రియ స్త్రియ ఏనం కాముకాః కాముకా ఏనగ్స్త్రియ ఏనగ్స్త్రియ స్త్రియ ఏనమేనగ్స్త్రియో భవంతి భవంతి స్త్రియ ఏనమేనగ్స్త్రియో భవంతి స్త్రియో భవంతి భవంతి స్త్రియ స్త్రియో భవంతి యో యో భవంతి స్త్రియ స్త్రియో భవంతి యః భవంతి యో యో భవంతి భవంతి య ఏవమేవయ్యో భవంతి భవంతి య ఏవం య ఏవమేవయ్యో య ఏవం వేద వేదైవయ్యో య ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేదయద్యద్వేదైవమేవం వేదయత్ వేదయద్యద్వేదవేదయత్తేతేయద్వేదవేదయత్తేయద్యద్యత్తే సోమ సోమతేయద్యత్తే సోమ తే సోమ సోమతేతే సోమాదాభ్యమదాభ్యగుం సోమతేతే సోమాదాభ్యం సోమాదాభ్యమదాభ్యగుం సోమ సోమాదాభ్యన్నామ నామాదాభ్యగుం సోమ సోమాదాభ్యన్నామ అదాభ్యన్నామ నామాదాభ్యమదాభ్యన్నామ జాగృవి జాగృవి నామాదాభ్యమదాభ్యన్నామ జాగృవి నామ జాగృవి జాగృవి నామ నామ జాగృవీతి జాగృవి నామ నామ జాగృవీతి జాగృవీతి జాగృవి జాగృవీత్యాహ హేతి జాగృవి జాగృవీత్యాహ ఆహేదీత్యాహైష ఏష ఆహేదీత్యాహైష ఆహైష ఏష ఆహాహైషవైవా ఏష ఆహాహైషవై ఏష వైవా ఏష ఏష వై సోమస్య సోమస్య వా ఏష ఏష వై సోమస్య వై సోమస్య సోమస్య వై వై సోమస్య సోమపీఠ సోమపీఠ సోమస్య వై వై సోమస్య సోమపీఠ సోమస్య సోమపీఠ సోమపీఠ సోమస్య సోమస్య సోమపీఠో యోయ సోమపీఠ సోమస్య సోమస్య సోమపీఠోయ సోమపీఠో యోమపీఠ స్వామపీఠోయ ఏమేం యస్వామపీఠ స్వామపీఠోయ ఏం సోమపీఠ ఇది సోమాపీఠ ఏమేమయ్యోయ ఏం వేద వేదైవయ్యోయ ఏం వేద ఏం వేద వేదైవమేం వేదనన వేదైవమేం వేదన వేదనన వేద వేదన సౌమ్యాగుం సౌమ్యాన్న వేద వేదన సౌమ్యాం సౌమ్యాగుం సౌమ్యాన్న సౌమ్యామాస్తిమాత్యుం సౌమ్యాన్న సౌమ్యామాత్రిం సౌమ్యామాత్రిమాత్రిగుం సౌమ్యాగుం సౌమ్యామాత్రిమాత్రిగుం సౌమ్యాగుం సౌమ్యామాత్రిమా ఆర్తిమార్తిమార్తిమార్చ్యుచ్చత్యార్తిమార్తిమార్చతి ఆర్చ్యుచ్చతిచార్చ్యతిఘ్నంఘ్నంచ్యుచ్చత్యార్చతి ఘ్నంది అర్చలిఘ్నంఘ్నంచ్యుచ్చత్యుచ్చతిఘ్నంది వై వై ఘ్నంచ్యుచ్చత్యుచ్చతి ఘ్నంది వై ఘ్నంది వై వై ఘ్నంఘ్నంది వా ఏతదేతత్వై ఘ్నంఘ్నంది వా ఏతద్ ఆ ఏతదేతత్వై వా ఏతత్ సోమగో సోమమేతద్వై వా ఏతత్ సోమం ఏతత్ సోమగో సోమమేతదేతత్ సోమయ్యజ్జత్ సోమమేతదేతత్ సోమయ్యత్ సోమయ్యజ్జత్ సోమగో సోమయ్యదభిషుణ్వంత్యభిషుణ్వంతి యత్ సోమగో సోమయ్యదభిషుణ్వంతి యదభిషుణ్వంత్యభిషుణ్వంతి యజ్జదభిషుణ్వంత్యగూషూన గూషూనభిషుణ్వంతి యజ్జదభిషుణ్వంత్యగూషూన అభిషుణ్వంత్యగూషూన గూషూనభిషుణ్వంత్యభిషుణ్వంత్యగూషూన పాపాగూషూనభిషుణ్వంత్యభిషుణ్వంత్యగూషూనప అభిషుణ్వందీత్యభీస్వన్వంది అగుంశూన పాపాగుంశూన గుంశూనపగృహ్ణాతి గృహ్ణాత్య పాగుంశూన గుంశూనపగృహ్ణాతి అపగృహ్ణాతి గృహ్ణాత్య పాపగృహ్ణాదిత్రాయతేత్రాయతే గృహ్ణాత్య పాపగృహ్ణాదిత్రాయతే గృహ్ణాదిత్రాయతేత్రాయతే గృహ్ణాది గృహ్ణాదిత్రాయత ఏవైవ త్రాయతే గృహ్ణాది గృహ్ణాదిత్రాయత ఏవ త్రాయత ఏవైవ త్రాయతేత్రాయత ఏవైనమేనమేవ త్రాయతేత్రాయత ఏవైనం ఏవైనమేనమేవైనం ప్రాణా ప్రాణ ఏనమేవైనం ప్రాణా ఏనం ప్రాణా ప్రాణ ఏనమేనం ప్రాణా వై వై ప్రాణ ఏనమేనం ప్రాణా వై ప్రాణా వై వై ప్రాణా ప్రాణా వా అగుంశవోగుంశవో వై ప్రాణా ప్రాణా వా అగుంశవ ప్రాణా ఇది ప్రాణా వా అగుంశవోగుంశవో వై వా అగుంశవ పశవ పశవోగుంశవో వై వా అగుంశవ పశవ అగుంశవ పశవ పశవోగుంశవోగుంశవ పశవ సోమ సోమ పశవోగుంశవోగుంశవ పశవ సోమ పశవస్వామస్వామః పశవః పశవస్వామోగుంశో నగుంశోన్ స్వామః పశవః పశవస్వామోగుంశోన్ స్వామోగుంశో నగుంశోన్ స్వామస్వామోగుంశోన్ పునః పునరగుంశోన్ స్వామస్వామోగుంశోన్ పునః రగుంశోన్ పునః పునరగుంశో నగుంశోన్ పునరప్యవిపునరగుంశో నగుంశోన్ పునరపి పునరప్యవిపునః పునరపి సృజతి సృజత్యవిపునః పునరపి సృజతి అభిసృజతి సృజత్యప్యపి సృజతి ప్రాణాన్ ప్రాణాన్ సృజత్యప్యపి సృజతి ప్రాణాన్ సృజతి ప్రాణాన్ ప్రాణాన్ సృజతి సృజతి ప్రాణానేవైవ ప్రాణాన్ సృజతి సృజతి ప్రాణానేవ ప్రాణానేవైవ ప్రాణాన్ ప్రాణానేవ పశుషు పశుష్వేవ ప్రాణాన్ ప్రాణానేవ పశుషు ప్రాణానితి ప్రాణాన్ ఏవ పశుషు పశుష్వేవైవ పశుషు దధాతి దధాతి పశుష్వేవైవ పశుషు దధాతి పశుషు దధాతి దధాతి పశుషు పశుషు దధాతి ద్వౌ ద్వౌ ద్వౌ ద్వౌ దధాతి పశుషు పశుషు దధాతి ద్వౌ ద్వౌ దధాతి ద్వౌ ద్వౌ ద్వౌ ద్వౌ దధాతి దధాతి ద్వౌ ద్వావప్య విద్వౌ ద్వౌ దధాతి దధాతి ద్వౌ ద్వావపి ద్వౌ ద్వావప్య విద్వౌ ద్వౌ ద్వౌ ద్వావపి సృజతి సృజత్య విద్వౌ ద్వౌ ద్వౌ ద్వావపి సృజతి ద్వౌ ద్వావి విద్వౌ ద్వౌ అపి సృజతి సృజత్యప్యపి సృజతి తస్మాత్ తస్మాత్ సృజత్యప్యపి సృజతి తస్మాత్ సృజతి తస్మాత్ సృజతి సృజతి తస్మాత్ ద్వౌ ద్వౌ ద్వౌ ద్వౌ తస్మాత్ సృజతి సృజతి తస్మాత్ ద్వౌ ద్వౌ తస్మాత్ ద్వౌ ద్వౌ ద్వౌ ద్వౌ తస్మాత్ తస్మాత్ ద్వౌ ద్వౌ ప్రాణాః ప్రాణాత్ ద్వౌ ద్వౌ తస్మాత్ తస్మాత్ ద్వౌ ద్వౌ ప్రాణాః ద్వౌ ద్వౌ ప్రాణాః ప్రాణాత్ ద్వౌ ద్వౌ ద్వౌ ద్వౌ ప్రాణాః ద్వౌ ద్వావిది ద్వౌ ద్వౌ ప్రాణా ఇది ప్రాణాః ప్రాణో వై వై ప్రాణః ప్రాణో వా ఏష ఏష వై ప్రాణః ప్రాణో వా ఏష ప్రాణ ఇది ప్రాణః వా ఏష ఏష వై వా ఏష యజ్ఞదేశ వై వా ఏషయత్ ఏషయత్యదేశ ఏషయత్ పాగుంశురు పాగుంశుర్యదేశ ఏషయత్ పాగుంశు యత్ పాగుంశురు పాగుంశుర్యద్యత్ పాగుంశుర్యద్యత్ పాగుంశుర్యద్యత్ పాగుంశుర్యత్ పాగుంశుర్యద్యత్ పాగుంశురు పాగుంశుర్యత్ పాగుష్వగ్రాహ ఉపాగుష్వగ్రాయుత్ పాగుంశురు పాగుంశుర్యత్ పాగుష్వగ్రాహ ఉపాగుంశురిత్యుపాగుంశు యదు పాగుష్వగ్రా ఉపాగుష్వగ్రాయుద్యత్ పాగుష్వగ్రాగ్రహాగ్రహ ఉపాగుష్వగ్రాయుద్యత్ పాగుష్వగ్రాగ్రహ ఉపాగుష్వగ్రాగ్రహాగ్రహ ఉపాగుష్వగ్రా ఉపాగుష్వగ్రాగ్రహ గృహ్యంతే గృహ్యంతే గ్రహ ఉపాగుష్వగ్రా ఉపాగుష్వగ్రాగ్రహ గృహ్యంతే ఉపాగుష్వగ్రహ ఇత్యుపాగుంశు అగ్రహ గ్రహ గృహ్యంతే గృహ్యంతే గ్రహ గ్రహ గృహ్యంతే ప్రాణం ప్రాణం గృహ్యంతే గ్రహ గ్రహ గృహ్యంతే ప్రాణం గృహ్యంతే ప్రాణం ప్రాణం గృహ్యంతే గృహ్యంతే ప్రాణమేవైవ ప్రాణం గృహ్యంతే గృహ్యంతే ప్రాణమేవ ప్రాణమేవైవ ప్రాణం ప్రాణమేవాన్వన్వేవ ప్రాణం ప్రాణమేవాను ప్రాణమిది ప్రాణం ఏవాన్వన్వేవైవాను ప్రాణ్వేవైవాను అను ప్రాణ్వను ప్రయంతయంతి ప్రాణ్వను ప్రయంతి ప్రయంతయంతి ప్రయంతి ఋణో ఋణోయంతి ప్రయంతి ఋణ ఋణో ఋణోయంతి ఎంచి ఋణోహారుణోయంతి ఎంచి ఋణోహ అరుణోహారుణో ఋణోహ స్మ స్మహారుణో ఋణోహ స్మ హస్మ స్మహ స్మాహ స్మహ స్మాహ స్వాహ స్మ స్మాహ ఉపవేశిరోపవేశిరాహ స్మ స్మాహ ఉపవేశి ఆహ ఉపవేశిరోపవేశిరాహ ఉపవేశి ప్రాతస్సవనే ప్రాతస్సవన ఔపవేశిరాహ ఉపవేశి ప్రాతస్సవనే ఔపవేశ ప్రాతస్సవనే ప్రాతస్సవన ఔపవేశరౌపవేశ ప్రాతస్సవన ఏవైవ ప్రాతస్సవన ఔపవేశరౌపవేశ ప్రాతస్సవన ఏవ ఔపవేశిరిత్యౌపవేశి ప్రాతస్సవన ఏవైవ ప్రాతస్సవనే ప్రాతస్సవన ఏవాహమహమేవ ప్రాతస్సవనే ప్రాతస్సవన ఏవాహం ప్రాతస్సవన ఇది ప్రాతః సవనే ఏవాహమహమేవైవాహం యజ్ఞం యజ్ఞమహమేవైవాహం యజ్ఞం అహంయజ్ఞం యజ్ఞమహమహం యజ్ఞకోసకోసం యజ్ఞమహమహం యజ్ఞకోసం యజ్ఞకోసకోసం యజ్ఞం యజ్ఞకోసగ్గు స్థాపయామి స్థాపయామి సంయజ్ఞం యజ్ఞకోసగ్గు స్థాపయామి సర్గు స్థాపయామి స్థాపయామి సగుంసగ్గు స్థాపయామి తేన తేన స్థాపయామి సగుంసగ్గు స్థాపయామి తేన స్థాపయామి తేన తేన స్థాపయామి స్థాపయామి తేన తదస్తదస్తేన స్థాపయామి స్థాపయామి తేన తద తేన తదస్తదస్తేన తేన తదస్సగ్గుస్థితేన సగ్గుస్థితేన తదస్తేన తేన తదస్సగ్గుస్థితేన తదస్సగ్గుస్థితేన సగ్గుస్థితేన తదస్తదస్సగ్గుస్థితేన చరామి చరామి సగ్గుస్థితేన తదస్తదస్సగ్గుస్థితేన చరామి సగ్గుస్థితేన చరామి చరామి సగ్గుస్థితేన సగ్గుస్థితేన చరామీతి చరామి సగ్గుస్థితేన సగ్గుస్థితేన చరామీతి సగ్గుస్థితేనేతి సంస్థితేన చరామీతి చరామి చరామీత్యష్టావష్టావితి చరామి చరామీత్యష్టౌ ఇత్యష్టావష్టావిదీత్యష్టౌ కృత్వః కృత్వోష్టావిదీత్యష్టౌ కృత్వా అష్టౌ కృత్వః కృత్వోష్టావష్టౌ కృత్వోగ్రే గ్రే కృత్వోష్టావష్టౌ కృత్వోగ్రే కృత్వోగ్రే గ్రే కృత్వః కృత్వోగ్రేభ్యభ్యగ్రే కృత్వః కృత్వోగ్రేభి అగ్రేభ్యభ్యగ్రే గ్రే విష్ణోతి శృణోత్యభ్యగ్రే గ్రే విష్ణోతి అభిష్ణోతి శృణోత్యభ్యభిష్ణోత్యష్టాక్షరాష్టాక్షరా శృణోత్యభ్యభిష్ణోత్యష్టాక్షరా శృణోత్యష్టాక్షరాష్టాక్షరా శృణోతి శృణోత్యష్టాక్షరా గాయత్రీ గాయత్ర్యష్టాక్షరా శృణోతి శృణోత్యష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరా గాయత్రీ గాయత్ర్యష్టాక్షరాష్టాక్షరా గాయత్రీ గాయత్రం గాయత్రం గాయత్ర్యష్టాక్షరాష్టాక్షరా గాయత్రీ గాయత్రం అష్టాక్షరేత్యష్టాక్షరా గాయత్రీ గాయత్రం గాయత్రం గాయత్రీ గాయత్రీ గాయత్రం ప్రాతస్సవనం ప్రాతస్సవనం గాయత్రం గాయత్రీ గాయత్రీ గాయత్రం ప్రాతస్సవనం గాయత్రం ప్రాతస్సవనం ప్రాతస్సవనం గాయత్రం గాయత్రం ప్రాతస్సవనం ప్రాతస్సవనం ప్రాతస్సవనం ప్రాతస్సవనమితి ప్రాతః సవనం ప్రాతస్సవనమేవైవ ప్రాతస్సవనం ప్రాతస్సవనమేవ తేన తేనైవ ప్రాతస్సవనం ప్రాతస్సవనమేవ తేన ప్రాతస్సవనమితి ప్రాతః సవనం ఏవతేన తేనైవైవ తేనాప్నోత్యాప్నోతి తేనైవైవ తేనాప్నోతి తేనాప్నోత్యాప్నోతి తేన తేనాప్నోత్యేకాదశీకాదశాప్నోతి తేన తేనాప్నోత్యేకాదశ ఆప్నోత్యేకాదశీకాదశాప్నోత్యాప్నోత్యేకాదశ కృత్వః కృత్వ ఏకాదశాప్నోత్యాప్నోత్యేకాదశ కృత్వః ఏకాదశ కృత్వః కృత్వ ఏకాదశీకాదశ కృత్వో ద్వితీయం ద్వితీయం కృత్వ ఏకాదశీకాదశ కృత్వో ద్వితీయం కృత్వో ద్వితీయం ద్వితీయం కృత్వః కృత్వో ద్వితీయమేకాదశాక్షరైకాదశాక్షరా ద్వితీయం కృత్వః కృత్వో ద్వితీయమేకాదశాక్షరా ద్వితీయమేకాదశాక్షరైకాదశాక్షరా ద్వితీయం ద్వితీయమేకాదశాక్షరా త్రిష్టుప్తిష్టుపేకాదశాక్షరా ద్వితీయం ద్వితీయమేకాదశాక్షరా త్రిష్టుపు ఏకాదశాక్షరా త్రిష్టుప్తిష్టుపేకాదశాక్షరైకాదశాక్షరా త్రిష్టుత్రైష్టుభం త్రైష్టుభం త్రిష్టుపేకాదశాక్షరైకాదశాక్షరా త్రిష్టుత్రైష్టుభం ఏకాదశాక్షరేత్యేకాదశాక్షరా త్రిష్టత్రైష్టుభం త్రైష్టుభం త్రిష్టుత్రిష్టుత్రైష్టుభం మాధ్యందినం మాధ్యందినం త్రైష్టుభం త్రిష్టుత్రిష్టుత్రైష్టుభం మాధ్యందినం త్రైష్టుభం మాధ్యందినం మాధ్యందినం త్రైష్టుభం త్రైష్టుభం మాధ్యందిన కోసవన కోసవనం మాధ్యందినం త్రైష్టుభం త్రైష్టుభం మాధ్యందిన కోసవనం మాధ్యందిన కోసవన కోసవనం మాధ్యందినం మాధ్యందిన కోసవనం మాధ్యందినం మాధ్యందిన కోసవనం మాధ్యందినం మాధ్యందిన కోసవనం మాధ్యందినం సవనం మాధ్యందినం మాధ్యందిన కోసవన కోసవనం మాధ్యందినమేవైవ మాధ్యందిన కోసవన కోసవనం మాధ్యందినమేవ మాధ్యందినమేవైవ మాధ్యందినం మాధ్యందినమేవ సవన కోసవనమేవ మాధ్యందినం మాధ్యందినమేవ సవనం ఏవ సవన కోసవనమేవైవ సవనంతేన తేన సవనమేవైవ సవనంతేన సవనంతేన తేన సవన కోసవనంతేనాప్నోత్యాప్నోతి తేన సవన కోసవనంతేనాప్నోతి తేనాప్నోత్యాప్నోతి తేన తేనాప్నోతి ద్వాదశ ద్వాదశాప్నోతి తేన తేనాప్నోతి ద్వాదశ ఆప్నోతి ద్వాదశ ద్వాదశాప్నోత్యాప్నోతి ద్వాదశ కృత్వః కృత్వో ద్వాదశాప్నోత్యాప్నోతి ద్వాదశ కృత్వః ద్వాదశ కృత్వః కృత్వో ద్వాదశ ద్వాదశ కృత్వః తృతీయం తృతీయం కృత్వో ద్వాదశ ద్వాదశ కృత్వః తృతీయం తృతీయం తృతీయం కృత్వః కృత్వః తృతీయం ద్వాదశాక్షరా ద్వాదశాక్షరా తృతీయం కృత్వః కృత్వః తృతీయం ద్వాదశాక్షరా తృతీయం ద్వాదశాక్షరా ద్వాదశాక్షరా తృతీయం తృతీయం ద్వాదశాక్షరా జగతి జగతి ద్వాదశాక్షరా తృతీయం తృతీయం ద్వాదశాక్షరా జగతి ద్వాదశాక్షరా జగతి జగతి ద్వాదశాక్షరా ద్వాదశాక్షరా జగతి జాగతం జాగతం జగతి ద్వాదశాక్షరా ద్వాదశాక్షరా జగతి జాగతం ద్వాదశాక్షరేతి ద్వాదశాక్షరా జగతి జాగతం జాగతం జగతి జగతి జాగతం తృతీయ సవనం జాగతం జగతి జగతి జాగతం తృతీయ సవనం జాగతం తృతీయ సవనం జాగతం జాగతం తృతీయ సవనం తృతీయ సవనం తృతీయ సవనం తృతీయ సవనమేవైవ తృతీయ సవనం తృతీయ సవనమేవ తేన తేనైవ తృతీయ సవనం తృతీయ సవనమేవ తేన తృతీయ సవనమితి తృతీయ సవనం ఏవతేన తేనైవైవ తేనాప్నోత్యాప్నోతి తేనైవైవ తేనాప్నోతి ఏనాప్నోత్యాప్నోతి తేన తేనాప్నోచ్యేతమేతమాప్నోతి ఆప్నోచ్యేతమేతమాప్నోత్యాప్నోచ్యేతగుహైతమాప్నోత్యాప్నోచ్యేతగుహ ఏతాగుహ హైతమేతాగుహ వావ హైతమేతాగుహ వావ హవావ వావ హవావసస వావహ హవావస వావస స వావ వావస యజ్ఞస్య యజ్ఞస్య స వావ వావస యజ్ఞస్య స యజ్ఞస్య యజ్ఞస్య స యజ్ఞస్య సగ్గుస్థితిం సగ్గుస్థితిం యజ్ఞస్య స యజ్ఞస్య సగ్గుస్థితిం యజ్ఞస్య సగ్గుస్థితిం సగ్గుస్థితిం యజ్ఞస్య యజ్ఞస్య సగ్గుస్థితిమువాచోవాచ సగ్గుస్థితిం యజ్ఞస్య యజ్ఞస్య సగ్గుస్థితిమువాచ సగ్గుస్థితిమువాచోవాచ సగ్గుస్థితిం సగ్గుస్థితిమువాచ స్కందాయాస్కందాయోవాచ సగ్గుస్థితిం సగ్గుస్థితిమువాచ స్కందాయ సగ్గుస్థితిమిది సంస్థితిం వాచాస్కందాయాస్కందాయోవాచోవాచాస్కందాయాస్కం నమస్కం నమస్కందాయోవాచోవాచాస్కందాయాస్కన్నం అస్కందాయాస్కం నమస్కం నమస్కందాయాస్కందాయాస్కం నగోహిష్యస్కం నమస్కందాయాస్కందాయాస్కం నగోహి అస్కం నగోహిష్యస్కం నమస్కం నగోహి తత్తధ్యస్కం నమస్కం నగోహి తత్ హితత్తద్ధి తద్యద్యత్తద్ధి తద్యత్ తద్యద్యత్తద్యజ్ఞస్య యజ్ఞస్య యత్తద్యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యద్యజ్ఞస్య సగ్గుస్థితస్య సగ్గుస్థితస్య యజ్ఞస్య యజ్ఞస్య సగ్గుస్థితస్య యజ్ఞస్య సగ్గుస్థితస్య సగ్గుస్థితస్య యజ్ఞస్య యజ్ఞస్య సగ్గుస్థితస్య స్కందది స్కందది సగ్గుస్థితస్య యజ్ఞస్య యజ్ఞస్య సగ్గుస్థితస్య స్కందది సగ్గుస్థితస్య స్కందది స్కందది సగ్గుస్థితస్య సగ్గుస్థితస్య స్కందత్యథో అథో స్కందది సగ్గుస్థితస్య సగ్గుస్థితస్య స్కందత్యథో సగ్గుస్థితస్యేది సంస్థితస్య స్కందత్యథో అథో స్కందది స్కందత్యథో ఖలు ఖల్వథో స్కందది స్కందత్యథో ఖలు అథో ఖలు ఖల్వథో అథో ఖల్వాహురాహు ఖల్వథో అథో ఖల్వాహు అథో ఇత్యథో ఖల్వాహురాహు ఖలు ఖల్వాహుర్గాయత్రీ గాయత్ర్యాహు ఖలు ఖల్వాహుర్గాయత్రీ ఆహుర్గాయత్రీ గాయత్ర్యాహురాహుర్గాయత్రీ వావ వావ గాయత్ర్యాహురాహుర్గాయత్రీ వావ గాయత్రీ వావ వావ గాయత్రీ గాయత్రీ వావ ప్రాతస్సవనే ప్రాతస్సవనే వావ గాయత్రీ గాయత్రీ వావ ప్రాతస్సవనే వావ ప్రాతస్సవనే ప్రాతస్సవనే వావ వావ ప్రాతస్సవనేన న ప్రాతస్సవనే వావ వావ ప్రాతస్సవనేన ప్రాతస్సవనేన న ప్రాతస్సవనే ప్రాతస్సవనేనాదివాదే దివాదేన ప్రాతస్సవనే ప్రాతస్సవనేనాదివాదే ప్రాతస్సవన ఇది ప్రాత సవనే నాదివాదే దివాదేన నాదివాద ఇదిత్యదివాదేన నాదివాద ఇది అదివాద ఇదిత్యదివాదే దివాద ఇత్యన దివాదుకో దివాదుక ఇత్యదివాదే దివాద ఇత్యన దివాదుక అతివాద ఇత్యతి వాదే ఇత్యన దివాదుకోన దివాదుక ఇదిత్యన దివాదుక ఏనమేన మనదివాదుక ఇదిత్యన దివాదుక ఏనం అనతివాదుక ఏనమేన మనతివాదు కోనతివాదుక ఏనం భ్రాతృవ్యో భ్రాతృవ్య ఏన మనతివాదు కోనతివాదుక ఏనం భ్రాతృవ్య అనతివాదుక ఇత్యనతి వాదుక ఏనం భ్రాతృవ్యో భ్రాతృవ్య ఏనమేనం భ్రాతృవ్యో భవతి భవతి భ్రాతృవ్య ఏనమేనం భ్రాతృవ్యో భవతి భ్రాతృవ్యో భవతి భవతి భ్రాతృవ్యో భ్రాతృవ్యో భవతి యో యో భవతి భ్రాతృవ్యో భ్రాతృవ్యో భవతి య భవతి యో యో భవతి భవతి య ఏమేవం యో భవతి భవతి య ఏవం యేమేవయ ఏదేదైవ్యోయ ఏద ఏం వేద వేదైవేం వేద తస్మాత్స్మాద్వేదైవేం వేద తస్మాద్ వేద తస్మాత్స్మాద్వేద వేద తస్మాదష్టావష్టావష్టావష్టౌ తస్మాద్వేద వేద తస్మాదష్టావష్టౌ తస్మాదష్టావష్టావష్టావష్టౌ తస్మాదష్టావష్టౌ కృత్వోష్టావష్టౌ తస్మాదష్టావష్టౌ కృత్వ అష్టావష్టౌ కృత్వోష్టావష్టావష్టావష్టౌ కృత్వోభిషుత్యమభిషుత్యం కృత్వోష్టావష్టావష్టావష్టౌ కృత్వోభిషుత్యం అష్టావష్టావిత్యష్టౌ అష్టౌ కృత్వోభిషుత్యమభిషుత్యం కృత్వోభిషుత్యం బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో విషుత్యం కృత్వోభిషుత్యం బ్రహ్మవాదిన అభిషుత్యం బ్రహ్మవాదినో బ్రహ్మవాదినోభిషుత్యమభిషుత్యం బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినోభిషుత్యమభిషుత్యం బ్రహ్మవాదినో వదంతి అభిషుత్యమిత్యభిషుత్యం బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి పవిత్రవంతః పవిత్రవంతో వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి పవిత్రవంతః బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి పవిత్రవంతః పవిత్రవంతో వదంతి వదంతి పవిత్రవంతోన్యే న్యే పవిత్రవంతో వదంతి వదంతి పవిత్రవంతోన్యే పవిత్రవంతోన్యే పవిత్రవంత పవిత్రవంతోన్యే గ్రహ గ్రహ అన్యే పవిత్రవంత పవిత్రవంతోన్యే గ్రహ పవిత్రవంత ఇది పవిత్రవంత అన్యే గ్రహ గ్రహ అన్యేన్యే గ్రహ గృహ్యంతే గృహ్యంతే గ్రహ అన్యేన్యే గ్రహ గృహ్యంతే గ్రహ గృహ్యంతే గృహ్యంతే గ్రహ గ్రహ గృహ్యంతే కిం పవిత్ర కిం పవిత్రో గృహ్యంతే గ్రహ గ్రహ గృహ్యంతే కిం పవిత్ర గృహ్యంతే కిం పవిత్ర కిం పవిత్రో గృహ్యంతే గృహ్యంతే కిం పవిత్ర ఉపాగుంశురుపాగుంశు కిం పవిత్రో గృహ్యంతే గృహ్యంతే కిం పవిత్ర ఉపాగుంశు కిం పవిత్ర ఉపాగుంశురుపాగుంశు కిం పవిత్ర కిం పవిత్ర ఉపాగుంశురిధీత్యుపాగుంశు కిం పవిత్ర కిం పవిత్ర ఉపాగుంశురితి కిం పవిత్ర ఇది కిం పవిత్ర ఉపాగుంశురిదీత్యుపాగుంశురు పాగుంశురిది వాక్ పవిత్ర వాక్ పవిత్ర ఇత్యుపాగుంశురు పాగుంశురిది వాక్ పవిత్ర ఉపాగుంశురిత్యుపాగుంశు ఇది వాక్ పవిత్ర వాక్ పవిత్ర ఇది వాక్ పవిత్ర ఇది వాక్ పవిత్ర ఇది వాక్ పవిత్ర ఇది వాక్ పవిత్ర ఇది వాక్ పవిత్రో వాక్ పవిత్ర ఇది బ్రూయాద్ బ్రూయాది వాక్ పవిత్రో వాక్ పవిత్ర ఇది బ్రూయాద్ వాక్ పవిత్ర ఇది వాక్ పవిత్ర ఇది బ్రూయాద్ బ్రూయాదిది బ్రూయాద్ వాచో వాచో బ్రూయాదిది బ్రూయాద్ వాచ బ్రూయాద్ వాచో వాచో బ్రూయాద్ బ్రూయాద్ వాచస్పతయే పతయే వాచో బ్రూయాద్ బ్రూయాద్ వాచస్పతయే వాచస్పతయే పతయే వాచో వాచస్పతయే పవస్వపవస్వపతయే వాచో వాచస్పతయే పవస్వ పతయే పవస్వపవస్వపతయే పతయే పవస్వవాజిన్ వాజిన్ పవస్వపతయే పతయే పవస్వవాజిన్ పవస్వవాజిన వాజిన్ పవస్వ పవస్వవాజిన్నితీతి వాజిన్ పవస్వ పవస్వవాజిన్నితి వాజిన్నితీతి వాజిన వాజిన్నిత్యాహేతి వాజిన వాజిన్నిత్యాహ ఇత్యాహేతీత్యాహ వాచా వాచా హేతీత్యాహ వాచా ఆహ వాచా వాచాహ వాచైవైవ వాచాహ వాచైవ వాచైవైవ వాచా వాచైవైనమేనమేవ వాచా వాచైవైనం ఏవైనమేనమేవైవైనం భవైతి భవత్యేనమేవైవైనం భవైతి ఏనం భవైతి భవత్యేనమేనం భవైతి కృష్ణో వృష్ణః పవయత్యేనమేనం భవైతి కృష్ణః పవైతి కృష్ణో వృష్ణః పవైతి భవైతి కృష్ణో అగుంశుభ్యాం అగుంశుభ్యాం వృష్ణః పవైతి భవైతి కృష్ణో అగుంశుభ్యాం కృష్ణో అగుంశుభ్యాం అగుంశుభ్యాం వృష్ణో వృష్ణో అగుంశుభ్యామిదిత్యగుంశుభ్యాం వృష్ణో వృష్ణో అగుంశుభ్యామిది అగుంశుభ్యామిదిత్యగుంశుభ్యాం అగుంశుభ్యామిత్యాహేత్యగుంశుభ్యాం అగుంశుభ్యామిత్యాహ అగుంశుభ్యామిత్యగుంశుభ్యాం ఇత్యాహేదీత్యాహ కృష్ణో వృష్ణ ఆహేదీత్యాహ కృష్ణ ఆహ కృష్ణో వృష్ణ ఆహాహ వృష్ణోహి కృష్ణ ఆహాహ వృష్ణోహి కృష్ణోహి కృష్ణో వృష్ణోహ్యేతావేదో హి కృష్ణో వృష్ణోహ్యేతో హ్యేతావేదో హి హ్యేతావగుంశు అగుంశు ఏదో హి హ్యేతావగుంశు ఏతావగుంశు అగుంశు ఏతావేతావగుంశు యౌ యావగుంశు ఏతావేతావగుంశు యౌ అగుంశు యౌ యావగుంశు అగుంశు యౌ సోమస్య సోమస్య యావగుంశు అగుంశు యౌ సోమస్య అగుంశు ఇత్యగుంశు యౌ సోమస్య సోమస్య యౌ యౌ సోమస్య గభస్తిబోధో గభస్తిబోధః సోమస్య యౌ యౌ సోమస్య గభస్తిబోధః సోమస్య గభస్తిబోధో గభస్తిబోధః సోమస్య సోమస్య గభస్తిబోధ ఇతి గభస్తిబోధః సోమస్య సోమస్య గభస్తిబోధ ఇది గభస్తిబోధ ఇతి గభస్తిబోధో గభస్తిబోధ ఇత్యాహ హేతి గభస్తిబోధో గభస్తిబోధ ఇత్యాహ గభస్తిబోధ ఇది గభస్తిబోధ ఇత్యాహేదీత్యాహ గభస్తినా గభస్తినా హేదీత్యాహ గభస్తినా ఆహ గభస్తినా గభస్తినాహాహ గభస్తినాహి గభస్తినాహాహ గభస్తినాహి గభస్తినాహి గభస్తినా గభస్తినాహ్యేనమేన గోహి గభస్తినా గభస్తినాహ్యేనం ఏనమేన గోహిహ్యేనం భవయతి భవయత్యేన గోహిహ్యేనం భవయతి ఏనం భవయతి భవయత్యేనమేనం భవయతి దేవో దేవః భవయత్యేనమేనం భవయతి దేవః పవయతి దేవో దేవః పవయతి పవయతి దేవో దేవానాం దేవానాం దేవః పవయతి పవయతి దేవో దేవానాం దేవో దేవానాం దేవానాం దేవో దేవో దేవానాం పవిత్రం పవిత్రం దేవానాం దేవో దేవానాం పవిత్రం దేవానాం పవిత్రం పవిత్రం దేవానాం దేవానాం పవిత్రమస్యసి పవిత్రం దేవానాం దేవానాం పవిత్రమసి పవిత్రమస్యసి పవిత్రం పవిత్రమసీదీత్యసి పవిత్రం పవిత్రమసీతి అసీదీత్యస్య సీత్యాహేత్యస్య సీత్యాహ ఇత్యాహేదీత్యాహ దేవో దేవ ఆహేదీత్యాహ దేవ ఆహ దేవో దేవ ఆహాహ దేవోహి దేవ ఆహాహ దేవోహి దేవోహి దేవో దేవో హ్యేష ఏష హి దేవో దేవో హ్యేష హ్యేష ఏష హి హ్యేష సన్ సన్నేష హి హ్యేష సన్ ఏష సన్ సన్నేష ఏష సన్ దేవానాం దేవానాగు సన్నేష ఏష సన్ దేవానాం స సందేవానాం దేవానాగుంసం సందేవానాం పవిత్రం పవిత్రం దేవానాగుంసం సందేవానాం పవిత్రం దేవానాం పవిత్రం పవిత్రం దేవానాం దేవానాం పవిత్రం యేషాం యేషాం పవిత్రం దేవానాం దేవానాం పవిత్రం యేషాం పవిత్రం యేషాం పవిత్రం పవిత్రం యేషాం భాగో భాగో యేషాం పవిత్రం పవిత్రం యేషాం భాగ యేషాం భాగో భాగో యేషాం యేషాం భాగోస్యసి భాగో యేషాం యేషాం భాగోసి భాగోస్యసి భాగో భాగోసి తేభ్యస్తేభ్యోసి భాగో భాగోసి తేభ్యః అసితేభ్యస్తేభ్యోస్యసి తేభ్యస్త్వాత్వాతేభ్యోస్యసి తేభ్యస్త్వా ఏభ్యస్త్వాత్వాదేభ్యస్తేభ్యస్త్వేదీతిత్వాత్వేత్యాహేతిత్వాత్వేత్యాహ ఇత్యాహేతిత్యాహయేషాయేషమాహేతిత్యాహయేషాం ఆహయేషాయేషమాహయేషాగుంహి యేషమాహయేషాగుంహి యేషాగుంహి యేషాయేషాగుహ్యేష ఏషహియేషాయేషాగుహ్యేష యేష ఏషహిత్యేష భాగో భాగ ఏషహిత్యేష భాగ ఏష భాగస్తేభ్యస్తేభ్యో భాగస్తేభ్యేనమేనందేభ్యో భాగస్తేభ్యేనం గృహ్ణాతి గృహ్ణాత్యేనం గృహ్ణాతి స్వాంగృత స్వాంగృతో గృహ్ణాత్యేనమేనం గృహ్ణాతి స్వాంగృత గృహ్ణాతి గృహ్ణాతి స్వాంగృతో గృహ్ణాతి గృహ్ణాతి స్వాంగృతో స్వాంగృతో గృహ్ణాతి గృహ్ణాతి స్వాంగృతోసి స్వాంగృతోస్యసి స్వాంగృత స్వాంగృతోసీ నీత్యసి స్వాంగృత స్వాంగృతోసీతి అసి నీత్యస్య సీత్యాహ హేత్యస్య సీత్యాహ ఇత్యాహ హేదీత్యాహ ప్రాణం ప్రాణమాహేదీత్యాహ ప్రాణం ఆహ ప్రాణం ప్రాణమాహ ప్రాణమేవైవ ప్రాణమాహ ప్రాణమేవ ప్రాణమేవైవ ప్రాణం ప్రాణమేవ స్వగస్వమేవ ప్రాణం ప్రాణమేవ స్వం ప్రాణమిది ప్రాణం ఏవ స్వగస్వమేవైవ స్వమకృత కృత స్వమేవైవ స్వమకృత స్వమకృత కృత స్వగస్వమకృత మధుమతేర్మధుమతేర కృత స్వగస్వమకృత మధుమతీ అకృత మధుమతేర్మధుమతేర కృత కృత మధుమతేర్నో మధుమతేర కృత కృత మధుమతేర్న మధుమతేర్నో మధుమతేర్ మధుమతేర్న ఇష ఇషో నో మధుమతేర్ మధుమతేర్న ఇష మధుమతేరితి మధుమతి ఇష ఇషస్కృతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృతీతి కృతీశ ఇషస్కృ ఇరగ్రస్వదయతి ఇరగ్రస్వదయతి స్వదయతేనమిదగ్రస్వదయతి విశ్వేభ్య విశ్వేభ్య స్వదయతేనమిదగ్రస్వదయతి విశ్వేభ్య స్వదయతి విశ్వేభ్య విశ్వేభ్య స్వదయతి విశ్వేభ్య స్వాత్వా విశ్వేభ్య స్వదయతి విశ్వేభ్య స్వా విశ్వేభ్యస్వాత్వా విశ్వేభ్యో విశ్వేభ్యస్వేంద్రియేభ్య ఇంద్రియేభ్యస్వా విశ్వేభ్యో విశ్వేభ్యస్వేంద్రియేభ్య ేంద్రియేభ్య ఇంద్రియేభ్యస్వాత్వేంద్రియేభ్యో దివ్యేభ్యో దివ్యేభ్య ఇంద్రియేభ్యస్వాత్వేంద్రియేభ్యో దివ్యేభ్య ఇంద్రియేభ్యో దివ్యేభ్యో దివ్యేభ్య ఇంద్రియేభ్య ఇంద్రియేభ్యో దివ్యేభ్య పార్థివేభ్య పార్థివేభ్యో దివ్యేభ్య ఇంద్రియేభ్య ఇంద్రియేభ్యో దివ్యేభ్య పార్థివేభ్య దివ్యేభ్య పార్థివేభ్య పార్థివేభ్యో దివ్యేభ్యో దివ్యేభ్య పార్థివేభ్య ఇది పార్థివేభ్యో దివ్యేభ్యో దివ్యేభ్య పార్థివేభ్య ఇది పార్థివేభ్య ఇది పార్థివేభ్య పార్థివేభ్య ఇత్యాహేది పార్థివేభ్య పార్థివేభ్య ఇత్యాహ ఇత్యాహేదీత్యాహోభయేషోభయేష్వాహేదీత్యాహోభయేషు ఆహోభయేషోభయేష్వాహోభయేష్వేవైవోభయేష్వాహోభయేష్వేవ ఉభయేష్వేవైవోభయేషోభయేష్వేవ దేవ మనుష్యేషు దేవ మనుష్యేష్వేవోభయేషోభయేష్వేవ దేవ మనుష్యేషు దేవదేవ మనుష్యేషు దేవ మనుష్యేష్వేవైవ దేవ మనుష్యేషు ప్రాణాన్ ప్రాణాన్ దేవ మనుష్యేష్వేవైవ దేవ మనుష్యేషు ప్రాణాన్ దేవ మనుష్యేషు ప్రాణాన్ ప్రాణాన్ దేవ మనుష్యేషు దేవ మనుష్యేషు ప్రాణాన్ దధాతి దధాతి ప్రాణాన్ దేవ మనుష్యేషు దేవ మనుష్యేషు ప్రాణాన్ దధాతి దేవ మనుష్యేష్ది దేవ మనుష్యేషు ప్రాణాన్ దాది దాది ప్రాణాన్ ప్రాణాన్ దాది మనో మనో దాది ప్రాణాన్ ప్రాణాన్ దాది మన ప్రాణానిది ప్రాణాన్ దాది మనో మనో దాది దాది మనస్వా మనో దాది దాది మనస్వా మనస్వా మనో మనస్వాష్టు మనో మనస్వాష్టు వాష్టుష్టుష్టుష్టి అష్టిదీత్యష్ట్వస్తిహేత్యష్ట్వస్తిహేతిహ మనో మన ఆహేతిహ మన ఆహ మనో మన ఆహాహ మన ఏవ మన ఆహాహ మన ఏ మన ఏవ మనో మన ఏవాస్టుదేష్టుత ఏ మనో మన ఏవాస్టుదే ఏవాస్టుదేష్టుత ఏవైవాస్టుత ఉరువస్టుత ఏవైవాస్టుత ఉరు అశ్నుత ఉరువస్టుదేష్టుత ఉర్వంతరిక్షమంతరిక్షమువస్టుదేష్టుత ఉర్వంతరిక్షం ఉర్వంతరిక్షమంతరిక్షమురు ఉర్వంతరిక్షమన్వన్మంతరిక్షమురు ఉర్వంతరిక్షమును అంతరిక్షమన్వన్మంతరిక్షమంతరిక్షమన్విహీహ్యన్వంతరిక్షమంతరిక్షమన్విహి అన్విహీహ్యన్వన్విహీతిహ్యన్వన్విహీతి ఇహీతిహీహీత్యాహేతిహీహీత్యాహేతిహీహీత్యాహాంతరిక్షదేవత్యోంతరిక్షదేవత్య ఆహేతిహ్యాహాంతరిక్షదేవత్య ఆహాంతరిక్షదేవత్యోంతరిక్షదేవత్య ఆహాహాంతరిక్షదేవత్యో హిహ్యంతరిక్షదేవత్య ఆహాహాంతరిక్షదేవత్యో హి అంతరిక్షదేవత్యో హిహ్యంతరిక్షదేవత్యోంతరిక్షదేవత్యో హి ప్రాణః ప్రాణో హ్యంతరిక్షదేవత్యోంతరిక్షదేవత్యో హి ప్రాణః అంతరిక్షదేవత్యంతరిక్షదేవత్య ఇది ప్రాణః ప్రాణో హి ప్రాణస్వాహ స్వాహ ప్రాణో హి ప్రాణస్వాహ ప్రాణస్వాహ స్వాహ ప్రాణ ప్రాణస్వాహ స్వాహ ప్రాణ ప్రాణస్వాహ ప్రాణ ఇది ప్రాణ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ శుభవస్వభవస్వాభవ సూర్యాయ సూర్యాయ శుభవస్వాభవ సూర్యాయ శుభవసూర్యాయ సూర్యాయ శుభవశుభవ సూర్యాయేతి సూర్యాయ శుభవశుభవ సూర్యాయేతి శుభవ ఇది సుభవ సూర్యాయేతి సూర్యాయ సూర్యాయేత్యాహేతి సూర్యాయ సూర్యాయేత్యాహ ఇత్యాహేతిహ ప్రాణా ప్రాణ ఆహేతిహ ప్రాణా ప్రాణా ప్రాణ ఆహ ప్రాణావై వై ప్రాణ ఆహ ప్రాణావై ప్రాణావై వై ప్రాణాః ప్రాణావై స్వభవస స్వభవసో వై ప్రాణాః ప్రాణావై స్వభవస ప్రాణ ఇది ప్రాణాః వై స్వభవస స్వభవసో వై వై స్వభవసో దేవా దేవా స్వభవసో వై వై స్వభవసో దేవాః స్వభవసో దేవా దేవాః స్వభవస స్వభవసో దేవాస్తేషు తేషు దేవాః స్వభవస స్వభవసో దేవాస్తేషు స్వభవస ఇది స్వభవసః దేవాస్తేషు తేషు దేవా దేవాస్తేష్వేవైవ తేషు దేవా దేవాస్తేష్వేవ తేష్వేవైవ తేషు తేష్వేవ పరోక్షం పరోక్షమేవ తేషు తేష్వేవ పరోక్షం ఏవ పరోక్షం పరోక్షమేవైవ పరోక్షం జుహోతి జుహోతి పరోక్షమేవైవ పరోక్షం జుహోతి పరోక్షం జుహోతి జుహోతి పరోక్షం పరోక్షం జుహోతి దేవేభ్యో దేవేభ్యో జుహోతి పరోక్షం పరోక్షం జుహోతి దేవేభ్య పరోక్షమితి పరః కక్షం జ్యోతి దేవేభ్యో దేవేభ్యో జుహోతి జుహోతి దేవేభ్యస్త్వా దేవేభ్యో జుహోతి జుహోతి దేవేభ్యస్త్వా దేవేభ్యస్త్వా దేవేభ్యో దేవేభ్యస్త్వా మరీచిభ్యో మరీచిభ్యస్త్వా దేవేభ్యో దేవేభ్యస్త్వా మరీచిభ్య మరీచిభ్యో మరీచిభ్యస్త్వా మరీచిభ్యేభ్య ఇది మరీచిభ్యస్త్వా మరీచిభ్యేభ్య ఇది మరీచిభ్యేభ్య ఇది మరీచిభ్యేభ్యో మరీచిభ్యేభ్యరిత్యాహ హేతి మరీచిభ్యేభ్యో మరీచిభ్యేభ్య ఇత్యాహ మరీచిభ్యేభ్య ఇది మరీచిభ్యేభ్య ఇత్యాహ హేతిత్యాహాదిత్యస్యాదిత్యస్యాహేతిత్యాహాదిత్యస్య దేవా మరీచిపా మరీచిపా దేవా మరీచిపాస్తేషాంతేషాం మరీచిపా దేవా దేవా మరీచిపాస్తేషాం మరీచిపాస్తేషాంతేషాం మరీచిపా మరీచిపా దేవా దేవా మరీచిపాస్తేషాంతేషాం మరీచిపా దేవా దేవా మరీచిపాస్తేషాం మరీచిపాస్తేషాంతేషాం మరీచిపా మరీచిపాస్తేషాంతత్తత్తేషాం మరీచిపా ఇది మరీచిపా తేషాం దత్తత్తేషాం తద్భాగధేయం భాగధేయం దత్తేషాంతేషాం తద్భాగధేయం తద్భాగధేయం భాగధేయం తత్తద్భాగధేయం తాగస్తాన్ భాగధేయం దత్తద్భాగధేయం తాన్ భాగధేయంతాదస్తాన్ భాగధేయం భాగధేయంతాదేవైవ తాన్ భాగధేయం భాగధేయంతాదేవ భాగధేయమితి భాగధేయం తాదేవైవ తాగుస్తానేవ తేన తేనైవ తాగుస్తానేవ తేన ఏవతేన తేనైవైవ తేన ప్రీణాది ప్రీణాది తేనైవైవ తేన ప్రీణాది తేన ప్రీణాది ప్రీణాది తేన తేన ప్రీణాది యది యది ప్రీణాది తేన తేన ప్రీణాది యది ప్రీణాది యది యది ప్రీణాది ప్రీణాది యది కామయేత కామయేత యది ప్రీణాది ప్రీణాది యది కామయేత యది కామయేత కామయేత యది యది కామయేత వరుషుకో వరుషుక కామయేత యది యది కామయేత వరుషుక కామయేత వరుషుకో వరుషుక కామయేత కామయేత వరుషుక పర్జన్య పర్జన్య వరుషుక కామయేత కామయేత వరుషుక పర్జన్య వరుషుక పర్జన్య పర్జన్య వరుషుకో వరుషుక పర్జన్య స్యాత్ స్యాత్ పర్జన్య వరుషుకో వరుషుక పర్జన్య స్యాత్ పర్జన్య స్యాత్ స్యాత్ పర్జన్య పర్జన్య స్యాదితి స్యాత్ పర్జన్య పర్జన్య స్యాదితి స్యాదితి స్యాత్ స్యాదితి నీచాని చేతి స్యాత్ స్యాదితి నీచా ఇది నీచా నీచేతి ఇది నీచా హస్తేన హస్తేన నీచేతి ఇది నీచా హస్తేన నీచా హస్తేన హస్తేన నీచా నీచా హస్తేన నిని హస్తేన నీచా నీచా హస్తేన నీ హస్తేన నిని హస్తేన హస్తేన నిమృజ్యాన్ మృజ్యాన్ని హస్తేన హస్తేన నిమృజ్యాద్ నిమృజ్యాన్ మృజ్యాన్ని నిమృజ్యాద్ దృష్టిం వృష్టిం మృజ్యాన్ని నిమృజ్యాద్ దృష్టిం మృజ్యాద్ దృష్టిం వృష్టిం మృజ్యాన్ మృజ్యాద్ దృష్టిమేవైవ వృష్టిం మృజ్యాన్ మృజ్యాద్ దృష్టిమేవ వృష్టిమేవైవ వృష్టిం వృష్టిమేవ నిన్యేవ వృష్టిం వృష్టిమేవని ఏవ నిన్యేవైవ నియచ్చది యచ్చది న్యేవైవ నియచ్చది నియచ్చది యచ్చది నియచ్చది యది యది యచ్చది నియచ్చది యది యచ్చది యది యది యచ్చది యచ్చది యది కామయేత కామయేత యది యచ్చది యచ్చది యది కామయేత యది కామయేత కామయేత యది యది కామయేతావర్షకో వర్షక కామయేత యది యది కామయేతావర్షక కామయేతావర్షకో వర్షక కామయేత కామయేతావర్షక స్యాత్ స్యాదవర్షక కామయేత కామయేతావర్షక స్యాత్ అవర్షక స్యాత్ స్యాదవర్షకో వర్షక స్యాదిదీత స్యాదవర్షకో వర్షక స్యాదితి స్యాదిదీత స్యాత్ స్యాదిత్యుత్నేనోత్నేతి స్యాత్ స్యాదిత్యుత్నేన ఇత్యుత్నేనోత్నేతి ఇత్యుత్నేన నిన్యుత్నేతి ఇత్యుత్నేనని ఉత్నేన నిన్యుత్నేనోత్నేన నిమృజ్యాన్ మృజ్యాన్యుత్నేనోత్నేన నిమృజ్యాద్ ఉత్నేనేత్యుత్నేన నిమృజ్యాన్ మృజ్యాన్ని నిమృజ్యాద్ దృష్టిం వృష్టిం మృజ్యాన్ని నిమృజ్యాద్ దృష్టిం మృజ్యాద్ దృష్టిం వృష్టిం మృజ్యాన్ మృజ్యాద్ దృష్టిమేవైవ వృష్టిం మృజ్యాన్ మృజ్యాద్ దృష్టిమేవ వృష్టిమేవైవ వృష్టిం వృష్టిమేవోదు దేవ వృష్టిం వృష్టిమేవోదు ఏవోదు దేవైవోద్యచ్చది యచ్చత్యుదేవైవోద్యచ్చది ఉద్యచ్చది యచ్చత్యుదుద్యచ్చది యది యది యచ్చత్యుదుద్యచ్చది యది యచ్చది యది యది యచ్చది యచ్చది యద్య విచరేద విచరేద్యది యచ్చది యచ్చది యద్య విచరేద యద్య విచరేద విచరేద్యది యద్య విచరేదము మమమ విచరేద్యది యద్య విచరేదము అభిచరేదము మమమ విచరేద విచరేదముంజహి జహ్యముమ విచరేద విచరేదముంజహి అభిచరేత్యభిచరేద అముంజహి జహ్యము మమంజహి యథాథ జహ్యము మమంజహ్య జహ్యథాథ జిహి జహ్యథత్వాథ జిహి జహ్యథత్వా అధత్వాధత్వాహోష్యామి హోష్యామి త్వాధత్వాహోష్యామి త్వాహోష్యామి హోష్యామి త్వాహోష్యామీతి హోష్యామి త్వాహోష్యామీతి హోష్యామీతి హోష్యామి హోష్యామీతి బ్రూయాద్ బ్రూయాదితి హోష్యామి హోష్యామీతి బ్రూయాద్ ఇది బ్రూయాద్ బ్రూయాదితీతి బ్రూయాదాహుతిమాహుతిం బ్రూయాదితీతి బ్రూయాదాహుతిం బ్రూయాదాహుతిమాహుతిం బ్రూయాద్ బ్రూయాదాహుతిమేవైవాహుతిం బ్రూయాద్ బ్రూయాదాహుతిమేవ ఆహుతిమేవైవాహుతిమాహుతిమేవైనమేనమేవాహుతిమాహుతిమేవైనం ప్రేప్సన్ ప్రేప్సన్నేనమేవైవైనం ప్రేప్సన్ ఏనం ప్రేప్సన్ ప్రేప్సన్నేనమేనం ప్రేప్సన్ హంతి హంతి ప్రేప్సన్నేనమేనం ప్రేప్సన్ హంతి ప్రేప్సన్ హంతి హంతి ప్రేప్సన్ ప్రేప్సన్ హంతి ఇది ఇది హంతి ప్రేప్సన్ ప్రేప్సన్ హంతి ఇది ప్రేప్సన్ ఇది ప్రా ఈప్సన్ హంతి ఇది హంతి హంతి ఇది దూరే దూరే ఇది హంతి హంతి ఇది దూరే ఇది దూరే దూరే ఇది దూరే స్యాత్ స్యాత్ దూరే ఇది దూరే స్యాత్ దూరే స్యాత్ స్యాత్ దూరే దూరే స్యాదా స్యాత్ దూరే దూరే స్యాదా స్యాదా స్యాత్ స్యాదాతమితో స్థమితో రా స్యాత్ స్యాదాతమితో ఆతమితో స్థమితో రాతమితో స్థిష్టేత్ తిష్టేత్ తమితో రాతమితో స్థిష్టేత్ తమితోస్తిష్టేత్తిష్టేత్తమితోస్తమితోస్తిష్టేత్ ప్రాణం ప్రాణం తిష్టేత్ తమితోస్తమితోస్తిష్టేత్ ప్రాణం తిష్టేత్ ప్రాణం ప్రాణం తిష్టేత్ తిష్టేత్ ప్రాణమేవైవ ప్రాణం తిష్టేత్ తిష్టేత్ ప్రాణమేవ ప్రాణమేవైవ ప్రాణం ప్రాణమేవాస్యైవ ప్రాణం ప్రాణమేవాస్య ప్రాణమిది ప్రాణం పశూనాగోహస్తానాహస్తానాః పశూనాం పశూనాగోహస్తాన ఇదిహస్తానాః పశూనాం పశూనాగోహస్తాన ఇది హస్తాన ఇది హస్తాన ఇది యద్ది హస్తాన ఇది యద్ హస్తాన ఇది హస్తాన ఇది యద్యదిత్రిపాగుంశముపాగుంశం త్రిర్యద్యత్రిపాగుంశం త్రిరుపాగుంశముపాగుంశం దృష్టిరుపాగుంశము హస్తేన హస్తేనోపాగుంశం దృష్టిరుపాగుంశము హస్తేన ఉపాగుంశుగుంహస్తేన హస్తేనోపాగుంశముపాగుంశుగుంహస్తేన విగృహ్ణాది విగృహ్ణాది హస్తేనోపాగుంశముపాగుంశుగుంహస్తేన విగృహ్ణాది ఉపాగుంశమిత్యుపాగుంశం హస్తేన విగృహ్ణాది విగృహ్ణాది హస్తేన విగృహ్ణాది తస్మాత్ విగృహ్ణాది హస్తేన విగృహ్ణాది తస్మాత్ విగృహ్ణాది తస్మాత్ విగృహ్ణాది విగృహ్ణాది తస్మాత్రయస్త్రయస్తస్మాత్ విగృహ్ణాది విగృహ్ణాది తస్మాత్రయ విగృహ్ణాదీతి విగృహ్ణాది తస్మాత్రయస్త్రయస్తస్మాత్రయః పశూనాం పశూనాం త్రయస్తస్మాత్తస్మాత్రయః పశూనాం త్రయః పశూనాం పశూనాం త్రయస్త్రయః పశూనాగుంహస్తాదానాహస్తాదానాః పశూనాం త్రయస్త్రయః పశూనాగుంహస్తాదానాః పశూనాగుంహస్తాదానాహస్తాదానాః పశూనాం పశూనాగుంహస్తాదానాః పురుష పురుషోహస్తాదానాః పశూనాం పశూనాగుంహస్తాదానాః పురుష హస్తాదానాః పురుష పురుషోహస్తాదానాహస్తాదానాః పురుషోహస్తీ హస్తీ పురుషోహస్తాదానాహస్తాదానాః పురుషోహస్తీ హస్తాదాన ఇది హస్తాదానః పురుషోహస్తీ హస్తీ పురుష పురుషోహస్తీ మర్కటో మర్కటో హస్తీ పురుష పురుషోహస్తీ మర్కటః హస్తీ మర్కటో మర్కటో హస్తీ హస్తీ మర్కటః మర్కట ఇది మర్కటః